అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర దర్శనంలో శంకర భాష్యాన్ని అనుసరించి బాదరాయణి సూత్రాలకి మనం వివరణ చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మూడవ పాదం, మూడవ అధ్యాయంలో నాలుగవ పాదం చెప్పుకుంటున్నాం. ఇదంతా సాధనాధ్యాయం. ఇందులో సగుణ నిర్గుణ బ్రహ్మ విద్యలు రెండూ చెప్పబడుతున్నాయి. అందులో కర్మలు జ్ఞానానికి ఎలా సహకరిస్తాయి అనే విషయాన్ని చెప్పేటప్పుడు, కర్మలు సాక్షాత్తుగా మోక్షానికి ఉపకరించినప్పటికీ కూడా జ్ఞానానికి సహకారులు అవుతాయి. చిత్తశుద్ధిని కల్పించి అది విద్యకి సహకరిస్తాయి. విద్య అనగా జ్ఞానము. ఇది ఎలాగంటే, గుర్రములు దున్నడానికి పనికి రాకపోయినా రథాలు రాగడానికి ఎలా పనికొస్తాయో, కర్మలు మోక్షానికి పనికి రాకపోయినా జ్ఞానానికి సాధనలు అవుతాయి. కనుక జ్ఞాన సాధనమైన కర్మలు ఎలా ఉండాలో కూడా మనం చెప్పుకున్నాం. అవి విహితము, సహకారి అని రెండు విషయములు చెప్పారు. శాస్త్ర విహితమైనటువంటివి ఆచరించాలి. అవి ఈశ్వరార్పణ బుద్ధితోనూ ఫలాభిసంధి లేకుండానూ చేయబడినటువంటి కర్మలు చిత్తశుద్ధిని కల్పించి జ్ఞానానికి సహకారమవుతున్నాయి. రాగక్లేశ దోషములు లేకుండా పటిష్టపరుస్తాయి జ్ఞాన సాధనని అని చెప్పుకున్నాం. పైగా విచారణ మార్గంలో సాధన ప్రధానంగా పాండిత్యము, బాల్యము, మౌనము అని రెండు చెప్పుకున్నాం. అమౌనం, మౌనం. అమౌనం, మౌనం అనేవి పాండిత్యము, బాల్యము అనే శబ్దములకి అన్వయిస్తూ, మౌనం అనేది నిధిధ్యాసనం గురించి చెప్పుకున్నాం. ఈ రెండూ కూడా విధిగానే చెప్పబడుతున్నాయి. అమౌనము అన్నప్పుడు శ్రవణము, మననము. శ్రవణమే పాండిత్యము, బాల్యం అనేది మననము అనే దాని గురించి చెప్పుకున్నాం. అందుకు ఉపనిషత్తు ఇక్కడ బృహదారణ్యకల్లో పాండిత్యం అనే మాటకి శ్రవణపూర్వకంగా గ్రహించిన జ్ఞానము అని అర్థం తీసుకోవాలి. పాండిత్య శబ్దానికి శ్రవణము వలన కలిగిన జ్ఞానము. ఇక బాల్యమును ఎందుకు చెప్పారంటే, భావశుద్ధితోని దంభము, దర్పము, ఇంద్రియముల యొక్క ప్రౌఢత్వం ప్రకటించకుండా అనావిష్కుర్వన్ అన్నారు. ఇక్కడ వాటిని ప్రకటితం కాకుండా తాను అంతర్గతమైనటువంటి శుద్ధభావంతో చేయవలసింది మననం గనక దానికి బాల్యము. మననం ఎలా చేయాలో చెప్పడం కోసం బాల్యం అనే శబ్దం వేశారు. ఆ తర్వాత నిలిచే స్థితి నిధ్యాసనము, దాన్ని మౌనం అనే మాటతో వివరించడం జరిగింది. తర్వాత సాధన చేసేటప్పుడు మోక్షం ఈ జన్మలోనే కలుగుతుందా? ఇది చాలా పెద్ద ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎవరికైనా ఈ రోజుల్లో సాధనలు చేసేవాళ్ళకి పరలోకంలో ఎక్కడో కలుగుతుంది అంటే అంతవరకు ఓపిక్గా ఎదురు చూసేటువంటి స్థితి ఎవరికీ లేదు. కనుక ఇక్కడే కలగాలి. ఇది ఆధునికమైన భౌతిక దృష్టిలో కూడా వచ్చింది. కానీ జ్ఞాన మార్గంలో మాత్రం ఇక్కడే కలగాలనే అంశం గురించి ప్రస్తావన ఉన్నది. అయితే కొన్ని సత్కర్మలు కేవలం మనకు పరంలోనే ఇస్తాను కదా, ఇహంలోని ఫలితాలు ఇస్తాయి. ఇహంలోనూ ఫలితాలు ఇస్తాయి, పరానికి ఫలితం ఇస్తాయి. అందుకే ఇహపరదాయకములు అని మాట వాడుతూ ఉంటాం. కర్మల్లో కూడా మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇది లోకానికి సంబంధించిన అంశం కాదు కదా. జ్ఞానం అనేది ఈ రెండు ఉభయలోకములకు అతీతమైన స్థితే జ్ఞానం. గనక జ్ఞాన సాధనలో ఈ జన్మలోనే ఫలితం ఉంటుందా అంటే, చక్కటి సూత్రం చెప్తున్నారు ఇక్కడ. కలగాలి, ఈ జన్మలోనే కలగాలి అని పూర్వపక్షులు చెప్తూ ఉంటే, కలగాలి నిజమే కానీ కలుగుతుంది అనడం కూడా నిజమే కానీ ఎల్లవేళలా అదే నిజం కాదన్నాడు ఇక్కడ. ఈ సూత్రం చెప్పేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం, ఐహికం అప్యప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్. ఇది సూత్రం. ఐహికం అపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్ అన్నాడు. అంటే అపి అనే మాట చెప్పడంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఐహికం అపి అంటే ఇహంలోనే కలుగుతుంది అయినప్పటికీ అనమాట. ఇక్కడ అయినప్పటికంటే ఏమిటది? ప్రస్తుత అప్రస్తుత ప్రతిబంధే. ఇది సూత్రం. అంటే ప్రతిబంధమేది లేకపోయినట్లయితే ఇహంలోనే కలుగుతుంది అన్నాడు. ప్రతిబంధకం అంటే అడ్డుట. ఇది అడ్డు ఏది లేకపోయినట్లయితే ఇహంలోనే కలుగుతుంది అన్నాడు. చాలా చక్కటి మాట ఇది. అంటే ఇహంలో కలిగే అవకాశం ఉంది, ప్రతిబంధకం రాకూడదు. ప్రతిబంధకం అంటే ఏమిటి? ఇది మనం చూడాలి. ప్రతిబంధకం అంటే కర్మశేషము అని అర్థం. గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ యొక్క శేషము కానీ అడ్డకపోతే, సాధన దశలో చెప్పేది, అప్పుడు ఆ సాధనకేదో ప్రతిబంధకం ఏర్పడకపోతే ఇహ జన్మలోనే కలుగుతుంది. ప్రతిబంధకం ఏర్పడితే చెప్పలేం. ప్రతిబంధకం లేకపోతే ఇహ జన్మలోనే కలుగుతుంది అనే మాట జ్ఞానం గురించి చెప్పగలం. ఇంకేదేని గురించి చెప్పలేం. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా పరమునకి తీసుకువెళుతున్నాయి. ఇహంలోనే పూర్తి సిద్ధినిచ్చేది లేదు. జ్ఞానం ఒక్కటే, ఇక్కడే సిద్ధిని మనం పొందగవచ్చు. అందుకే నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే అన్నారు ఇక్కడ. మోక్షం అనేది ఆకాశపు ఆవల తీరంలోనో పాతాళ లోకంలోనో లేదా భూమి యందు మాత్రమేనో అని ఒక దేశాన్ని ఆశ్రయించుకున్నది కాదు, అది ఒక లోకాన్ని ఆశ్రయించినది కాదు. ఇహ ఇవా అంటారు శంకర భగవత్పాద వారి ప్రకరణ గ్రంథంలో. ఇక్కడే లభిస్తుంది అన్నాడు మోక్షం. అయితే ఇక్కడ లభిస్తుందనే సందేహం లేదు, కానీ ప్రబలమైనటువంటి కర్మశేషం ఉన్నప్పుడు అని. దీనికి మనం భాగవతంలో జడభరతుడి వృత్తాంతం. ఆయన ఎటువంటి సాధకుడు అయినప్పటికీ ఒక్క లేడిని చూడగానే కలిగినటువంటి వికారం, అది అప్పటి కలిగినటువంటి మోహం కాదట, అది ప్రారంభ విశేషమని వ్యాఖ్యాతలు చక్కగా చెప్పారు. ఆ ప్రారంభం తీవ్రత ఉన్నప్పుడు కొద్దిపాటి కర్మశేషం అడ్డంకి అవుతుంది. ఆ అడ్డంకి ఏర్పడినప్పుడు జ్ఞానం సిద్ధించడానికి ఆ జన్మలో కాకపోవచ్చు, కానీ నిరుత్సాహపడరాదు. తర్వాత తప్పకుండా అతి శీఘ్రంలో తర్వాత జన్మల్లోనైనా లభిస్తుంది సాధన దశలో ఉన్నవాడికి. ఇది ఈ మాట చెప్పారు. అందుకే కర్మశేష ఫలశేషం అడ్డం లేకపోతే ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి కలుగుతుంది. ఒకవేళ కర్మ ప్రతిబంధకం ఏదైనా ఉంటే మరు జన్మలో కలగవచ్చు అని భాష్యకారులు స్పష్టంగా చెప్పారు. అంతేగాని వ్యర్థము కాదు, ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాట సరిగ్గా గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతూ అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. స్వామి, మీరు చెప్పిన జ్ఞాన సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఇంకా పూర్తిగా సిద్ధి పొందకుండా మరణించినట్లయితే వాడి గతి ఏమిటి? అప్రాప్య యోగ సంసిద్ధం, యోగ సంసిద్ధి పొందకపోతే ఏదైనా అడ్డంక చేత వాడి గతి ఏమిటి అంటే, కృష్ణుడు ఎంత బాగా చెప్తాడంటే, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి, మంచి పని చేసేవాడు ఎప్పుడు చెడిపోడు నాయన అన్నట్ట. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, ఎప్పుడు మంచి పని చేసేవాడు చెడిపోడు. అది జ్ఞాన సాధనకి అది వర్తిస్తుంది. సత్కర్మలు చేసేవాడికి కూడా ఎప్పుడు చెడిపోడు. వాడి జ్ఞానము విచారణ మోక్షము లేకపోయినా సత్కర్మలు చేసిన వాడు దుర్గతులకు మాత్రం పోడు. ఉత్తమ లోకాల్లో సుఖపడినా మళ్ళీ ఈ జన్మల్లో వచ్చినప్పుడు అనేక జన్మల పుణ్య విశేషం చేత ఎప్పుడో ఒకప్పుడు వివేకం మేల్కొని గురువులను ఆశ్రయించి అప్పటికైనా పొందుతాడు. అది కొంచెం ఆలస్యం. జ్ఞాన సాధన చేస్తూ ఉన్నటువంటి వాడు కర్మఫలం అడ్డంతగలేదైనా దెబ్బతిన్నా వాడు తర్వాత అతి శీఘ్రంగానే తర్వాత జన్మలో పొందుతాడు. ఎలా పొందుతాడయ్యా అంటే, వాడికి తర్వాత జన్మలో యోగభ్రష్టోభుజాయితే అన్నాడు. వాడు యోగభ్రష్టుడై తర్వాత జన్మలో శుచీనాం శ్రీమతాంగేహే ఉత్తమమైనటువంటి జ్ఞానానుకూలమైన వాతావరణంలో పుడతాడు వాడు. అప్పుడు వాడికి సరైన సమయంలో నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను అని కూడా స్వామి చక్కగా చెప్పాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం, వాడు పూర్వదేహంలోంచి చేసిన సాధనకి తగ్గ బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి, అప్పుడు వాడు తప్పకుండా గత జన్మల్లో చేసిన సాధన ఒట్టిపోదు. కనుక ఒక్కటి సారాంశం ఏంటంటే, ఎప్పుడు సాధన వృధా పోదు, ఇది తెలుసుకోవాల్సింది. సాధన గట్టిగా జరిగినప్పుడు ప్రారంభ శేష మీద అడ్డనప్పుడు ఈ జన్మలోనే తప్పకుండా సిద్ధి జరుగుతుంది. పై ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞాన సాధన అంత తేలిక కాదు. స్పష్టమైన విషయం ఇక్కడ, లోకంలో పాపాత్ముల సంఖ్య కంటే పుణ్యాత్ముల సంఖ్య తక్కువ, ఇది ముందు తెలుసుకోండి. పుణ్యాత్ముల సంఖ్య కంటే ఈ ఉపాసనా విధానాల్లో ఉండే వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ. ఎందుకంటే ఆలయాలకు వెళ్ళేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళ సంఖ్య కంటే ఉపాసనని పద్ధతిగా చేసుకునేటువంటి సగుణ బ్రహ్మోపాసకుల సంఖ్య ఇంకా తక్కువ. వాళ్ళకంటే మహామహామహా తక్కువ. అసలు కనబడతారా అనేటంత అల్పమైన అరుదైనటువంటి అంశం ఏంటంటే, నిర్గుణ బ్రహ్మవేత్తలు వాళ్ళు మరీ తక్కువ. బ్రహ్మవేత్తలే కాదు, తత్సాధకులు కూడా తక్కువే. సాధకులు కూడా కబుర్లాడే వాళ్ళ అన్నిట్లోనూ ఎక్కువగానే ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడతాం, కబుర్లాడే వాళ్ళ గురించి వదిలేద్దాం. ఆ సాధకులు కూడా తక్కువ, ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సింది. కనుకనే జ్ఞానము గురించి చెప్పగలిగేవాడు కానీ జ్ఞానమును గురించి వినగలిగే వాళ్ళు కానీ ఇద్దరూ అరుదే. ఇది చాలా ముఖ్యమైన మాట, ఇది చాలా అరుదు అరుదు అరుదు. అందుకే మీ ఫిల్టర్ అయిపోతారు చూడండి. మామూలుగా సినిమా కాలక్షేపాలు లౌకిక కాలక్షేపాలకు వచ్చినంత మంది ఏదైనా యజ్ఞయాగాలు మామూలు పురాణ కథలో చెప్పేటప్పుడు తగ్గిపోతారు. పోనీ దానికి ఏదో బాగా వచ్చారంటే మీరు ఉపనిషత్ ప్రవచనాలు ఏవైనా పెడితే దానికి తగ్గుతారు, దానికంటే తగ్గిపోతుంటారు. ఇది లోక నైజం. అది ఇక్కడ మనం చెప్పడం కాదు, కఠోపనిషత్ చెప్తుంది ఇక్కడ. శ్రవణాయాపి బగుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం నవిద్య ఆశ్చర్యోస్య వక్త కుశలోస్య లబ్ధాశ్చర్యో జ్ఞాత కుశల అనుశిష్ట అని కఠోపనిషత్తులోని మంత్రం. దీని అర్థం ఏంటంటే, భగవంతుడు అంటే ఏంటో చెప్తున్నాం వినండి. మీరు భగవంతుడు అండి, ఇక్కడ పరమాత్మనండి, పరమాత్మ అంటే ఏంటో చెప్తున్నా వినండి అంటుంది కఠోపనిషత్తు. జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే ఈ నాలుగు వాక్యములు పరమాత్మ అంటే ఏంటో చెప్తున్నాడు. ఎవరిని గురించి వినడానికి కూడా అందరికీ సాధ్యం కాదో వాడు పరమాత్మ. ఇది మొట్టమొదటి నాడు. శ్రవణాయాపి బహుభి యో న లభ్య. బహుభి అంటే అనేక మంది చేత అనమాట. అనేక మంది చేత ఎవరిని గురించి వినడానికి కూడా సాధ్యం కాదో అతడు పరమాత్మ. అదేవిధంగా విన్నా కూడా, వినినప్పటికీ, శృణ్వంతోపి విన్నారండి, కూర్చుని బోల్డ్ అంత విన్నారు, బ్రహ్మసూత్రం విన్నా, ఉపనిషత్తు విన్నా, ఇది వినడమే అరుదు. ఇది ఈ అరుదుకు వచ్చాం, సంతోషిద్దాం. ఇంకా మరొక అరుదు చెప్తున్నాడు ఏంటంటే, శృణ్వంతోపి బహవోయం న విద్య. విన్నప్పటికీ కూడాను అందరూ తెలుసుకోలేరు, అది అందరూ గ్రహించలేనిది ఏదో అది పరమాత్మ. ఇది రెండో వాక్యం. అందుకే ఆశ్చర్యస్య వక్త కుశలో అస్య లబ్ధ. ఆశ్చర్యస్య వక్త కుశల. ఆయన గురించి చెప్పేటువంటి నేర్పరి అయిన వక్త ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం అన్నారు. ఆశ్చర్యం అంటే ఎక్కడా లేనివాడు ఒక్కడు కనిపిస్తే అబ్బా అది ఆశ్చర్యం అన్నట్టు. అరుదైనది అని అర్థంలో ఆశ్చర్యం అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. కానీ ఆశ్చర్య శబ్దానికి అర్థం అరుదైనది. ఎవడు అరుదుట? అస్య కుశలావక్త అంటే నేర్పరితనంతో చెప్పగలిగిన కుశల వక్త అనొచ్చు. ఇక్కడ కుశల వక్త, నేర్పరితనంతో చెప్పగలిగిన వక్త దొరకడమే ఆశ్చర్యం. వాణ్ణి అనుసరించి చక్కగా అర్థం చేసుకున్న శ్రోత దొరకడం మరీ ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. ఆశ్చర్యో జ్ఞాతా కుశలాను శిష్ట అని విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అందుకే బ్రహ్మజ్ఞాన సాధన గొప్పదని తెలుసుకోవడమే తప్ప అంత తేలిక కాదు. అది మనకి లభించిందంటే అంత తేలిగ్గా దొరకందేదో దొరికిందన్నప్పుడు దీని విలువ ఇంకా తెలియాలి. అందుకోసం ఇక్కడ చెప్తున్న అంశం. అదే సమయంలో గొప్ప విషయం ఏంటంటే, దీనికి సాధన చేసిన వాడు ప్రయత్నం మేరకు అది వ్యర్థం చెందకుండా అది కొనసాగి తప్పకుండా ఎప్పటికైనా సిద్ధినిస్తుంది అనే అభయవచనం కూడా ఇందులో మనకు లభిస్తుంది. ఎంత అరుదో అదే సమయంలో అంత అభయం కూడా సాధకుడు ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ముక్తిఫల నియమాధికరణం అని తర్వాత ప్రకరణంతో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాదమంతా పూర్తవుతున్నది. ఏవం ముక్తిఫల నియమ తదవస్థావద్ధృతే తదవస్థావద్ధృతే అని పూర్తి చేస్తున్నారు. అంటే ముక్తిఫలం అనేది ఏది ఉందో అది అందరికీ ఒకటేనా అన్నారు ఇక్కడ. ఎందుకంటే పుణ్యఫలాలు అందరికీ ఒకటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఊర్ధ్వలోకాలకు వెళ్ళవచ్చు. ఆ లోకాల్లో కూడా ఎవరి సుఖాలు వాళ్ళకి అది. అందుకే మనకి వాడు సుఖపడిపోతున్నాడే నాకు అంత లేదే అనే భావంట ఇంద్రాది లోకాలకు వెళ్ళిన ఉంటుంది రండి. ఈ ఏడుపులు అక్కడ ఉంటాయి. అందుకే వాడి మీద విరక్తి. ఉపాధులు ఇంతకంటే గొప్ప ఉపాధులు కావచ్చు కానీ ఏడుపులన్నీ అక్కడే ఉంటాయట. అందుకే దాల్భ్యుడు అడుగుతాడు ఇంద్రుడితో, ఏంటంటావు మహానుభవ పైలోక సుఖాల గురించి, అక్కడ కూడా నీవే ఉంటాయా? అవతల వాడికి ఎక్కువ ఉంది, నాకు ఇక్కడ తక్కువ ఉంది అంటే ఉంటాయన్నాడు. మరైతే నాకు అక్కర్లేదు పో అన్నట్టు. అక్కడ సాధనలో ఒక దశలో ఇంద్రుడు వచ్చి ప్రత్యక్షమైతే అంటున్నాడు, ఇవే అక్కడ ఉండే కాడికి, ఈ ఏడుపు ఇక్కడ ఉంది, నాకు అక్కర్లేదు అన్నాడు. ఇదే ఇహలోక పరలోక సుఖాల ఎందు విరక్తి కలగడానికి పనికొచ్చే అంశం ఇది. చాలా జాగ్రత్త పట్టుకోవాల్సింది. కనుక పైలోకాల్లో దొరికే సుఖాలు తేడాలు ఉన్నాయి, ఇహలోకంలో సుఖాల్లో తేడాలు ఉన్నాయని నేను ఉపన్యాసం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఎందుకంటే మనకంటే పక్కవాడు హాయిగా ఉన్నాడని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, వాడికి మన విషయంలో అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఈ తారతమ్యం లోకంలో ఉంది నిజం కూడా. ఒకడికి ఎక్కువ డబ్బు ఉంటే ఇంకోటి తక్కువ డబ్బు, ఎక్కువ డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం తక్కువ ఉంటే తక్కువ డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ తక్కువలు ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే మోక్షంలో కూడా ఇలా ఉంటుందా ఇది ప్రశ్న. అలా ఉండే కాడికి మోక్షం కావాలని ఎందుకు అనుకోవాలి? కనుక ఇక్కడ ఏంటంటే, బ్రహ్మసాక్షాత్కార విషయంలో అనగా ముక్తిఫలంలో తారతమ్య నియమం లేదు. ఎందుకు అంటే శాస్త్రములన్నీ కూడా మోక్షావస్థను ఒక్క విధంగానే చెప్పాయి. అదేమిటి? ఏకత్వం ఉంది అక్కడ ఉన్నది. ఏకం అద్వితీయం బ్రహ్మ. అద్వితీయమైన బ్రహ్మముతో అభేద లభించిన తర్వాత ఇంకక్కడ భేదానికి అవకాశమే లేదు. కనుక ఎక్కువ తక్కువలు అంతకంటేలో. కనుక అత్యంత ఉత్కృష్టమైన పరమ పురుషార్థం కింద మోక్షాన్ని ఎందుకు పెట్టారు? ఇప్పుడు స్పష్టమైంది కదా. అందుకు బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇత్యాది విషయములన్నీ కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్తూ బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతున్నాడు అని స్పష్టముగా ఏకరూపమైనదే మోక్షఫలం గనక అని. దీని గురించి శాస్త్రములు ఎందు నహి గతిరధికాస్తి కశ్చిత్ సతీ గుణే ప్రవదన్ చతుల్యత అన్నారు. ఎక్కువ తక్కువ అనేది గుణాలున్న చోట చెప్పబడుతుంది. కానీ గుణరహితమైన నిర్గుణ స్థితిలో ఇంకా ఎక్కువ తక్కువలేంటయ్యా? అది అతుల్యత. దానికి సాటి లేదు, తక్కువ లేదు. ఈ భావం తెలుసుకోవడానికే సమానాధిక వర్జిత అనే నామంలో మనం చెప్పుకుంటున్నాం. సమానాధిక వర్జిత అనే స్థితి అక్కడ చెప్పబడుతుంది. ఇందులో మాట లలితాశాస్త్రంలో సమానాధిక వర్జిత అక్కడుంది. ఉపనిషద్వాక్య విచారణకు పనికొచ్చేది. ఈ విధంగా మనకి పూర్తయింది. ఇప్పుడు మా 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో కూడా 4 పాదములు. ఇందులో విషయం ఏంటంటే క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి. ఈ ముక్తులు 3 గురించి చెప్తాడు. దీనికి ఫలాధ్యాయము అని పేరు. మొదటిది సమన్వయాధ్యాయం, 2 అవిరోధాధ్యాయం, 3 సాధనాధ్యాయం, 4 ఫలాధ్యాయం. ఫలముకు సంబంధించి ఇంతవరకు సాధన గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫలము ఎలా ఉంటాయి, ముక్తులు ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు. క్రమముక్తి ఎలా ఉంటుంది, జీవన్ముక్తి ఎలా ఉంటుంది, విదేహముక్తి ఎలా ఉంటుంది. ఇందులో క్రమ, విదేహ, జీవన్ తీసేస్తే ముక్తి అనేది సామాన్య విషయమే. వాటి గురించి ఎవరైనా చెప్పుకోవాలి. ఈ ముక్తికి మరి భిన్న పదాలు ఎందుకు వేశారు, పైగా ముక్తి అంతా ఒకటే అని చెప్పేటప్పుడు భిన్న శబ్దములు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఇక్కడ కూడా సాధనకు పనికొచ్చే మహాంశములు ఎన్నో చెప్పబడుతూ ఉన్నాయి. సాధన విడిచిపెట్టి అసలు గ్రంథమంతా సాధన కోసమే, ఇంత తెలుసుకోవడం ఎందుకు, సాధనలో కన్వీయించుకోవడమే. లేకపోతే బాదరాయుడికి అంతో తెలుసు, శంకరాచార్యులకి అంతో తెలుసు అని మనం తెలుసుకుంటే మనకేం లాభం. ఇవన్నీ సాధన కన్వీయించుకోవాల్సిందే, కేవలం విని ఆనందించడానికి కావు ఇది. ఇప్పుడు తర్వాత ఇందులో ప్రథమంగా మనకు చెప్పబడుతున్న అధికరణం పేరు ఆవృత్తి అధికరణము అని చెప్తున్నారు. ఇది చాలా చక్కటి సూత్రం, ఇక్కడ లభ్యమవుతుంది. ఆవృత్తి అసకృదుపదేశాత్, ఇది సూత్రం, చాలా అందమైన సూత్రం. కొన్ని సూత్రాలు మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదండి, అయితే మిగిలినవన్నీ మర్చిపోమని నేను చెప్పట్లేదు. ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక కొన్ని మాత్రం మర్చిపోకూడదు. అలా మర్చిపోకూడని సూత్రములు సాధారణంగా బ్రహ్మ విషయంలో పెద్దలు వ్యాఖ్యానించేటప్పుడు, సంప్రదాయజ్ఞులైనటువంటి మహాపండితులు వ్యాఖ్యానించేటప్పుడు ఏ సూత్రములను ఎక్కువగా ఉట్టంకిస్తూ ఉంటారో వాటిని మాత్రం వదిలిపెట్టకుండా అవి మాత్రం మనం పట్టుకునే చెప్తూ ఉన్నాం. అవి కాకుండా ఇంకా అధికంగా ఎన్నో సూత్రములు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుకనే విషయం మీదే ఎక్కువ ఏకాగ్రత చూపించుతూ ఇప్పటి వరకు మనం 10 ఆ విధంగానే తీసుకువస్తున్నాం. ఈ సూత్రం ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ అనే 3 శబ్దములు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఆవృత్తి, ఆవృత్తి అనే మాటకు అర్థం ఏంటంటే మాటి మాటికి చెప్పుట. ఆవృత్తి తిరిగి తిరిగి చెప్పడాన్ని ఆవృత్తి అంటారు. ఇది ఎలా చేయాలి, అసకృత్, ఒక్కసారి చేసి ఊరుకోకూడదు. సకృత్ అంటే ఒక్కసారి, అసకృత్ అంటే మాటి మాటికి తిరిగి తిరిగి అనుకుంటూ ఉండాలి. అసకృత్ అనేటప్పుడు చెప్పిందే మాటకి చెప్పేటప్పుడు అసకృత్, ఆవృత్తి అంటే నిరంతరం అని చెప్పేటప్పుడు ఆవృత్తి అనే శబ్దం. అందుకు ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్, ఎలా చెప్తున్నావు ఈ మాట, ఈ సూత్రం ఎలా వచ్చింది అంటే ఉపదేశాత్, ఉపదేశాలు అలా ఉన్నాయి గనక అన్నాడు. ఉపదేశాలు అంటే ఉపనిషత్తు చెప్పినటువంటి మాటలు ఉపదేశాలు. అసలు ఉపదేశం అనగానే బ్రహ్మ మార్గంలో ఉపదేశం అంటే మహావాక్యములే, వాటిని ఉపదేశించి నిరంతరం ఆవృత్తి చేసుకోమని చెప్తారు. అంతే కదా ఉపనిషత్తులో కూడా బ్రహ్మము గురించి 1 మార్ల 2 మార్ల ఎన్ని మార్లు ఉపదేశం చూపిస్తున్నారండి. మాటి మాటికి కూడా అదే చింతన చేయి అదే చెయ్యి అని ఎన్ని మార్లు చెప్పారు, ఒక్కసారి కాదు. ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, అది తప్ప ఇంకోటి వినకు, అది తప్ప ఇంకోటి ఆలోచించుకు, దాని మీద దృష్టి పెట్టు అని మాటి మాటికి చెప్పడం ఉన్నదే. అదేవిధంగా తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాంకుర్వీత అని బృహదారణ్యక ఉపనిషత్తులు చెప్తున్నారు. అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు శాస్త్రము ద్వారా, శాస్త్రముని చెప్పిన గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది బ్రహ్మ విషయమై జ్ఞానాన్ని అవగాహన చేసుకుని నిరంతరం సాధన చేయాలి. ఇది ఇది సాధనకే పనికొచ్చిన అంశం. అలాగే సోన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య, చాందోగ్యంలో దాని గురించి అన్వేషించాలి, దాన్నే తెలుసుకోవాలి అనేటప్పుడు అదే పట్టుకోని చెప్పడం కోసమే ఆవృత్తి అసకృత్ అని శబ్దములు వేయడంలో మాటి మాటికి వల్లి వెయ్యు అని చెప్పడమే కాదు దాని యొక్క ఉద్దేశం. దానిని మాత్రమే పట్టుకో, ఇతరములు విడిచిపెట్టు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి దీన్ని అనన్యము అని కూడా అనుకోవచ్చు. అందుకే గీతలో చెప్పినటువంటి అనన్య చింతన వీటంటి ఇటువంటి మాటకి ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు ఒక అర్థం చెప్తే, జ్ఞానులు మాత్రం అనన్య చింతన అంటే ఈ మాట చెప్పారండి. ఇక్కడ శరణాగతి అనేదానికి జ్ఞాన మార్గంలో కూడా దాన్ని తప్ప ఇంక దేన్ని పట్టుకోకు అని మాటలో చూపించట, బాగుంది అది కూడా చక్కగా సరిపోయింది కదా. కానీ శరణం అదే అది తప్ప అన్యం విడిచిపెట్టాలి. అందుకు ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ ఇదే. కనుక జ్ఞానముని ఆవృత్తి చేయాలి. ఎలా ఆవృత్తి చేయాలి, ఇది ఒకసారి చేసి 2 చేస్తే లాభం లేదయ్యా, అసకృత్ అని శాస్త్రమే చెప్తున్నది గనక అని. ఇక్కడ ఈ విషయంలో మనం శ్రవణ మననాదులు ఏదో ఒకసారో అప్పుడప్పుడో చేస్తే లాభం లేదు. కనుక ఆధ్యాత్మికలో సాధనలో, ఇక్కడ ఆధ్యాత్మిక సాధన అంటే ఇప్పుడు మన జ్ఞాన విషయంలో మాత్రం ప్రధాన సాధనలు 3, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఈ మాట రోజు చెప్తున్న ఇదే సాధనాంశం. దీనికి కావలసినటువంటి అంగములు శమదమాదులు ఇత్యాదులన్నీ కూడా ఆశ్రమాల్లో ఉన్న వారికి సత్కర్మలు. ఇదే సాధన అంటే మరి ఏమీ లేదండి. శమధమాదులు అంతరంగ సాధనలు అవుతూ ఉన్నాయి. ఆశ్రమాదుల్లో ఉన్నవారికి బహిరంగ సాధనలు సత్కర్మలు, ఇవి పరికరములు. చేయవలసిన పని మాత్రం శ్రవణమన నిధిధ్యాసనం నిరంతరం, ఇదే ఇంకేం లేదు. దాని గురించే వినడం, దాని గురించే మననం, దీన్న అభ్యాస యోగము అంటారు. ఇదొకటి గొప్ప విషయం, అభ్యాస యోగము. అభ్యాస యోగ యుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. గీతలో ఇదే వాక్యం చెప్పాడు, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన గురుచితేన విషయం కూడా. అందుకే అభ్యాసం అభ్యాసం అభ్యాసం, సాధన అంటేనే అభ్యాసం కదా. కనుకనే బ్రహ్మ విషయంలో సాధన మొట్టమొదట ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. ఈ మాట మాటకి చెప్తున్న మళ్ళీ దీన్ని మనం ఆవృత్తి చేస్తున్నాం ఇక్కడ. అయితే దీని గురించి శంకరుల భాష్యంలో చాలా చక్కటి మాట చెప్పారు. ఎప్పటి వరకు చేయాలండి ఇవన్నీ అంటే దర్శన పర్యవసానాన్ని, గొప్ప మాట అన్నాడు. దర్శన పర్యవసానం బ్రహ్మ సాక్షాత్కారం లభించే వరకు అన్నాడు. ఇది ఒకటే, ఎప్పటి వరకు? అప్పటి వరకు. అంతేగాని 40 రోజులు చేయండి, అవన్నీ కూడా మిగిలిన కర్మాంగాలకు మనకు వస్తూ ఉంటాయి. ఏదో కొన్ని రోగాలు తగ్గడం 40 రోజులు మందులు వాడిన ఉంటాయి, కొన్ని రోగాలకు జీవితాంతం ఉంటాయిలేండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఒకటే చెప్పండి, దర్శన పర్యవసానాన్ని శ్రవణాదన్యావర్త్యమానాన్ని దృష్టార్థాన్ని భవంతి. శ్రవణాదుల ఆవర్తమానం మాటి మాటికి చేయడం అనేది బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు, అంతవరకే. అంతేగాని ఎన్ని మార్లు వింటానండి అది అని కొందరు అంటుకుంటారు వేదాంతం గురించి వింటూ ఉంటే. అంటే వాళ్ళకి ఇంకా ఈ జన్మలో మోక్షం కోసం అవకాశం లేదు, వాళ్ళు డోర్ లాక్ చేసేసుకోవడం, ఇప్పుడు ఇంక తరించలేమని. ఎందుకంటే సృష్టిలో దేని మీదైనా విసుగు కలగచ్చు, కానీ బ్రహ్మ విషయంలో విసుగు రాకూడదండి. ఎందుకు రాకూడదు అంటే పొందవలసింది అదే అనుకున్నప్పుడు విసుగు రాకూడదు. అది ఇక్కడ కొందరు అంటుంటారు, ఇదివరకు చెప్పారులేండి, ఇదివరకు నేను ఈ ఉదాహరణ కూడా ఇదివరకు చెప్పాను, ఇదివరకు చెప్పారులేండి అంటుంటారు. ఇదివరకు చెప్పాను విషయం ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది, మధ్యలో లేదు, అది వచ్చింది బాధ. కనుక నిరంతరం నిరంతరం నిరంతరం అది కావలసింది సామాన్యమా. అది ఈ మాట మనకు యోగశాస్త్రంలో కూడా మాట చెప్తున్నాడు, శృతి సమ్మతమైన మాటలు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చని పెద్దలు చెప్పారు కనుక. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాశయతో దృఢభూమి అంటాడు పతంజలి. దీర్ఘకాల నైరంతర్య, దీర్ఘకాలం కాదు నిరంతరం అడ్డు లేకుండా చేయాలి. అయితే ఇక్కడ దర్శన పర్యవసానాన్ని, అది గొప్పగా మాట చెప్పాడు. ఎలాగయ్యా అంటే దృష్టార్థాన్ని భవంతి. ఇక్కడ ఒక మాట వెంటనే పూర్వపక్షులు, వాళ్ళు పండితులు కదా, వాళ్ళు మాట అంటున్నారు. వేదముల్లో కొన్ని విషయములు చెప్పేటప్పుడు అది ఒక్కసారి వినడమే. సకృత్కృతి కృత శాస్త్రార్థ అని ఒక న్యాయశాస్త్రం ప్రకారంగా సూత్రం ఉన్నది. అంటే కొన్ని కొన్ని శాస్త్ర విషయములు ఒక్కసారి వింటే చాలట అని చెప్పారు. అప్పుడు దానికి అర్థం ఏం చెప్తున్నారంటే శంకరులు, అది యాగ ప్రక్రియల్లో చెప్పిన మాట. అది కర్మకాండలో కొన్ని కొన్ని యజ్ఞయాగ విశేషాలు చెప్తూ ఉంటారు, చెప్పినప్పుడు ఒకసారి వింటే చాలట. ఆ ఒక్కసారి వినడంతోనే పుణ్యం వచ్చేస్తుంది. కర్మే పుణ్యం కోసం చేస్తున్నారు కనుక అది సకృదేవ. ఒక్కసారి అది వింటే చాలు పుణ్యం వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ పుణ్యఫలానికి పనికొచ్చినటువంటి కర్మ గనక ఆ కర్మలో శ్రవణం అనేటువంటిది అక్కడితో ఒకసారి వింటే మీరు మర్చిపోయినా పర్వాలేదు, దాని ఫలం దానికి అక్కడికి వచ్చేస్తుంది. దీనికి అలా వర్తించదు, అది కర్మకాండకు సంబంధించిన అంశం. అందుకే ప్రయాజాదులు అనేటువంటి యాగములు యందు ఒకసారి శ్రవణం సరిపోతున్నది, అది కర్మకాండకి. కానీ జ్ఞాన సాధనకి మాత్రం మాటి మాటికి ఎప్పుడు వెళ్ళినా అదే చెప్తుంటాడు. ఏమిటి, ఈ శరీరం నువ్వు కావు, ఈ దేహం నువ్వు కావు, అధ్యాస వదిలి నువ్వు అఖండమైన బ్రహ్మము, అఖండమైన బ్రహ్మము. ఎన్ని మాటలు చెప్పాడంటే విసుగొచ్చిన చెప్పాడండి అని అలా అనుకుంటామే కానీ బాగుపడేయడని చెప్పాడండి. ఇలా అంటూ అంటూ అంటూ అంటూ అంటూ ఉంటే ఎప్పటికో, పాపం ఇంత కష్టపడి చెప్తున్నాడు కదా అని నేను వింటామేమో, ఎప్పటికో అది క్రమంగా నేను ఈ దేహం కాను, నేను దేహం కానని స్థితికి వెళ్ళి మళ్ళీ దేహంలోకి రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకేమున్నది, ఎప్పుడు ఎంతవరకు నేను దేహం దేహం అనుకుంటూ ఉంటే తర్వాత దేహాలు రెడీగా ఉంటూ ఉంటాయి. ఇది ఒకటి చిన్న విషయం అంతే, అందుకు నిరంతరం అదే ఉండాలయ్యా అని మాట చెప్పాడు. దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నారు శంకరులు. ఉదాహరణలు చెప్పతే మనకెక్కడ. అందుకే యథావఘత యథావఘాతాదీని తండులాది నిష్పత్తి పర్యవసానాన్ని తద్వత్ అపిచ ఉపాసన నిధిధ్యాసనం చే అంతర్నీతావృత్తి గుణైవ క్రియాభిధీయతే. ఈ సూత్రం భాష్యం రచిస్తూ శంకరులు చెప్పిన మాట ఇది, యథావఘాతాదీని తండులాది నిష్పత్త పర్యవసానాన్ని తద్వత్. మనకి దంపుళ్ళు చేస్తుంటారు, ధాన్యాన్ని దంచడం ఉంది, ధాన్యం ఎంతవరకు దంచాలండి నిరిగెట్ట ఎవరైనా, ఎంతవరకు టైమింగ్ ఉందా, గంట దంచి ఆపి 2 గంటలు దంచి ఆపి ఉందా, ధాన్యం ఎంతవరకు దంచాలి, బియ్యం కనబడే వరకు అంతే కదా. ధాన్యం దంచడం బియ్యం కనబడే వరకు అనేది ఎంతో బ్రహ్మ సాక్షాత్కారం అయ్యే వరకు సాధన చేయాల్సిందే. ఇంత చక్కటి ఉపమానం చెప్పాడు, చెప్తూ ఒక మాట అంటున్నాడు, నువ్వు కర్మలయందు లభించే ఫలం అదృష్ట ఫలం, దాని పేరే అదృష్టం అని నువ్వు అంటూ ఉంటావు లోకంలో, అదృష్టం అంటే కంటికి కనబడదు అని అర్థం. ఎందుకంటే ఇవాళ ఒక యాగం చేశాం, ఆ యాగం చేయడంలో బాగుపడతామని శాస్త్రం చెప్పిందని విశ్వసించి చేశాం. శాస్త్రాన్ని విశ్వసించిన వాడు ఎప్పుడూ దెబ్బతిన్నాడు, తప్పకుండా ఫలం వస్తుంది. కానీ మీరు యాగం చేయడం వల్ల ఆ ఫలం వెంటనే వచ్చిందనేది మనకు కనబడదు, అది అదృష్టం. అదే యాగం వల్ల ఇహఫలము కానీ లేదా పరలోకమునందు ఫలం అది పోయిన తర్వాత తెలియబడదు. కనుకని అదృష్ట ఫలాల విషయంలో ఈ అసకృత అక్కర్లేదు. దృష్టఫలం విషయంలో అంటే కనబడే ఫలం విషయంలో, ఎందుకంటే ఇవాళ మనం ధాన్యం దంచితే బియ్యం వచ్చే వరకు చెయ్యు అంటే బియ్యం కనబడుతుంది ఇప్పుడు మనకి, దృష్టఫలం కాబట్టి చేయాలి. అలాగే మోక్షం కూడా దృష్టఫలమే, అది అదృష్టఫలం కాదు. ఎంత గొప్ప మాట చెప్పాడు, ఈ సాధన కానీ గట్టిగా చేసేవా తప్పకుండా బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. అది చచ్చేక దొరికేటువంటి పైలోకపు ముక్తి కాదు, అది ఇహంలోనే పొందవచ్చు. సాధన పండితే విదేహముక్తి రావచ్చు లేదా జీవన్ముక్తి రావచ్చు, మోక్షానికి ఒకటే. అందుకే జీవించి ఉండగా అని స్వర్గసుఖం ఇక్కడ అనుభవించవచ్చును కర్మలో ఎవడు చెప్పలేడు, కానీ మోక్షంలో అది చెప్పబడుతున్నది. కనుకని ఈ ప్రస్తావన అది స్పష్టముగా మనకి దృష్టఫలం గనక ఆ సాక్షాత్కారం అయ్యే వరకు చేయాలి. అందుకే అపిచ ఉపాసన నిధిధ్యాసనం చేత్యంతర్నీతా వృత్తి గణీవ క్రియా అభిధీయతే అన్నారు. ఇక్కడ ఉపాసనము నిధిధ్యాసనము, నిధిధ్యాసనం అనే మాట మనం ఇక్కడ నిర్గుణ బ్రహ్మ విద్యకు వాడుకోవాలి నిధిధ్యాసనం అనేటువంటిది. ఉపాసనం అనేది సగుణ బ్రహ్మ విద్యలో వాడుకోవాలి. కనుక ఉపాసనంలోను నిధిధ్యాసనంలోను రెండుటిలోనూ అంతర్నీత ఆవృత్తి గుణయువ అన్నాడు. అంతర్నీత రెండింటి లోపల కూడా ఈ ఆవృత్తి గుణమే ఉన్నది అన్నాడు. ఇక్కడ రెండిట్లోనూ ఆవృత్తే ఉండాలి, కనుకనే నిరంతరం అది సాగవలసినదే అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. కనుకనే సాధకుడు అసకృత్ అంది ఆవృత్తి రసకృత్ ఉపదేశాత్, ఇది దీని యొక్క విషయం. ఆ తర్వాత ఏ విధంగా ఉపాసన చేసేటప్పుడు ఏ భావనతో ఉపాసన చేయాలి, ఇది ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇది ఆత్మత్వోపాసనాధికరణం అనేటువంటి అధికరణం మొదలవుతోంది. ఇక్కడ ఒక అత్యద్భుతమైన సూత్రం వస్తున్నది, ఆత్మేతి తు ఉపగచ్చంతి గ్రాహయంతి చ. ఇది ఆత్మ ఇతి, ఇక్కడ ఆత్మ అని ఉపగచ్చంతి గ్రాహయంతి, ఆత్మ అని సాధన చేసేటువంటి వారు దానిని పొందుతూ ఉన్నారు, శాస్త్రములు కూడా ఈ విధంగానే గ్రహింపజేస్తున్నాయి అన్నారు. ఇక్కడ ఉపగచ్చంతి గ్రాహయంతి అనే మాటకి ఇదే అర్థం. ఆత్మ అని తెలిసి ఆత్మ అనే భావనతో ఉపాసన చేసిన వారు లేదా సాధన చేసిన వారు ముక్తిని పొందుతూ ఉన్నారు. కనుక ఉపగచ్చంతి అంటే పొందుతున్నారు, గ్రాహయంతి ఆ విధంగా పొందుతారు పొందాలి అని శాస్త్రము ద్వారా గ్రహించుతున్నాం, ఇది విషయం. ఇక్కడ ఉపగచ్చంతి గ్రాహయంతి. కనుక భగవంతుణ్ణి అనగా పరమాత్మని ఏ విధంగా ఆరాధించాలి, ఏ భావంతో ఆరాధించాలి, ఈ సూత్రంలో చెప్తున్నారు. ఆత్మా ఇతి, ఆత్మా అని ఉపాసన చేయాలి. ఆత్మ అనే మాటకు అర్థం ఏమిటి, మళ్ళీ మొదటికొచ్చామా ఇంత చెప్పుకుని. ఆత్మ అనే శబ్దానికి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. స్పష్టమైన నిర్వచనం, నేను అనే స్ఫురణకి ఏది మూలమో అది ఆత్మ. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అజ్ఞాని ఆ నేను అనే స్ఫురణకి దేహం మూలం అనుకుంటాడు కనుక దేహాత్మ, ఆ దశలో అది దేహాత్మ. కొంచెం పైకి వెళ్ళిన వాడు బుద్ధే మూలం అనుకుంటాడు కనుక బుద్ధ్యాత్మ, మరికొంచెం పైకి వెళ్ళిన వాడు ప్రాణమే నేను అనే స్ఫురణకు మూలం అనుకుంటాడు. ప్రాణం లేకపోతే నేను అక్కడ ఎలా నేను అని ఎలా కనగలనండి అంటాడు వాడు, కనుక వాడు ప్రాణాత్మ. ఒకదానికంటే ఒకరు పైకి, కానీ వీళ్ళందరినీ ఒకటే కేటగిరీలోకి పెట్టేశాడు మహానుభావుడు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుగు, వీళ్ళందరూ ఏంటంటే జడోపమాహ అహమితి భ్రాంత్యా భృశం వాదిన అన్నాడు. ఇక్కడ భ్రాంతి చేత దేహము నేనంటాడు ఒకడు, ఇంకోడు ప్రాణము నేనంటాడు, వీళ్ళందరూ కూడాను భ్రాంతులే అన్నాడు. ఇక్కడ అది పోవాలి అంటే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. కనుక ఆత్మ అనే మాటకి వ్యవహారం బట్టి అనేక ఉన్నప్పటికీ అసలు నేనని స్ఫురణకి ఏది మూలము అనగానే పరమాత్మయే. అందుకే పరమాత్మను ఉపాసించేటప్పుడు అనగా పరమేశ్వరుడు అనండి ఏం పర్వాలేదు, ఆ పరమేశ్వరుని ఉపాసించేటప్పుడు నేను అనే భావనతో ఉపాసించాలి, అలా ఉపాసించితేనే సిద్ధి అన్నాడు ఇక్కడ. కనుక బ్రహ్మమును ఏ భావనతో ఉపాసించాలి, అహమితి అహమితి అహం, ఆ ఈశ్వరుడినే నేను ఉపాసించాలట. ఇక్కడ వచ్చిందని పెద్ద గోళ. చాలామందికి కనుబొమ్మలు చిట్లించేది ఇక్కడే, కొందరు కళ్ళు విప్పార్చేది ఇక్కడే, వారి వారి యోగ్యతలను అనుసరించి. బ్రహ్మమును నేను ఆరాధించడం ఏంటండి, దేవుని బాగుందా అంటే శరీరూపాధులకు పరిమితమై దానితో కలిపి చేసే నేను గారిదయ్యా, ఈ నేనుకు మూలమైన వాడు అని అటుతిప్పు. ఇది చాలా ఆలోచించవలసిన ప్రధానమైన అంశం అండి. నిజానికి అంశం మనకి శృతిని స్మృతిని బాగా శృతిని వేదాంతాన్ని, శృతి అనగానే వేదాంతం కూడా శృతి అనుకుందాం, ఈ సమగ్రమైన వేద వేదాంతాలని బాగా సమన్వయించినటువంటి మహాత్ములు మనకు కొన్ని ఉపాసనా సరళులు ఏర్పరిచారు. అవి కేవలం లౌకికంగా ఫలాపేక్ష కోసం చేస్తే కర్మలైపోతాయి. దాన్ని మీరు విద్యయ జ్ఞానముతో తాత్వికంగా చేస్తే అందులోంచి ఈ భావనలు చూపిస్తున్నాడు. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే మాట చెప్తాడు, రుద్రో భూత్వ నారుద్రో రుద్రమచ్చయ్యే, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు. అది ఇది ఏ దేవతకనే నియమమే. అంతెందుకు మీరు చదువుతున్నటువంటి లలితాశాస్త్ర జ్ఞాన శ్లోకం ఈ మాట ఉన్నది, అహమిత్యేవ విభావయే భవాని. ఇది అక్కడే ఆ మాటలు మొత్తం ఉన్నది, అహమిత్యే విభావయే భవాని. కనుకనే ఎవడయ్యా గొప్ప ఉపాసకుడు అంటే ఆ అమ్మని, అక్కడ అమ్మంటే ఈ పరమాత్మన పరమేశ్వరుని ఒకటేనండి, పరబ్రహ్మ స్వరూపిణి కదా, ఆ అమ్మని అహమితి ఏవా, దీనికి లౌకికార్థం చెప్పాలంటే నేను ఆ బ్రహ్మమని ఇలాగే ధ్యానిస్తున్నాను అని మామూలుగా నిఘంటు ప్రకారం రాసివచ్చు. కనుక ఋషి హృదయం మాత్రం అహమితి ఏవ విభావయే భవాని, ఆ భవానిని నేను అహం అనే భావనతో ఆరాధన చేస్తున్నాను. ఈ మాట దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేద్ అజ్ఞాన నిర్మాల్యం. తర్వాత మాట సోహంభావేన పూజయేత్, అక్కడ చెప్తున్నాడు ఉపాసకుడికి సోహంభావేన పూజయేత్ అయినప్పుడే అది మోక్షానికి పనికొస్తుంది, లేనప్పుడు లేదు. సహ అహం భావేన పూజయేత్, అది ఇక్కడ తాదాత్మ్యం అనండి, ఏమనండి, సహ అహం, నేను ఏ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను అదే నేను అని. అంటే ఆరాధిస్తున్న వేడికి ఆరాధింపబడుతున్న దానికి అభేదమని, దీన్ని అభేదోపాసన అని కూడా ఉంటారు. ఇది ఉత్కృష్టమైన ఉపాసన, దీని అహంగ్రహోపాసన అని, అహం ప్రత్యయ విద్య అని కూడా చెప్తారు. అహం ప్రత్యయోపాసన ఇది చాలా ముఖ్యమైనది, ఇది చేసిన వాడు ఇది ముఖ్యం. అందుకే అసకృదుపదేశాది ఒకటి, ఇప్పుడు చెప్తున్న ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి చే రెండు సూత్రములు దగ్గర పెట్టుకుంటే సాధన ఏ విధంగా వెళ్లాలో వివరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట అన్నది, అయ్యా నేనెవడినండి ఆయనెవడండి రెండుకి తేడా లేదు, ఆయన సర్వజ్ఞుడు సర్వకర్త శాశ్వతుడు, నేను కించిజ్ఞుణ్ణి అల్పజ్ఞుణ్ణి, పైగా పరిమితి కాలం ఉంది నా ఆయువు, సర్వవ్యాపకత్వం నాకు లేదు, కనుకనే నేను ఆయన ఎలా అవుతానండి అంటే అప్పుడు ఈ ఒక్కటే మొత్తం సాధనకంతటికి పనికొచ్చేటువంటి సూత్రములు ఈ రెండేనండి, రెండు గట్టిగా పట్టుకున్నా సారం లాగేసుకెళ్ళిపోవచ్చు. ఏది జ్ఞాన సాధనకుడికి ఆత్మ అనబడేది ఏది, ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు కించిజ్ఞుడు అల్పజ్ఞుడు అని దేన్ని ఉద్దేశించిన అంటున్నావు, దేహాది ఉపాధులే, బుద్ధ్యాది ఉపాధులు అండి, బుద్ధి ప్రాణము దేహము ఇవన్నీ ఇంద్రియములు కలుపుకుని ఉపాధులు, ఉపాధులతో కలిపిన నేను అల్పజ్ఞుణ్ణి, నేను పరిమితుణ్ణి. కానీ ఉపాధులన్నిటికి అతీతమై ఉపాధులన్నింటిని నియమించేటటువంటి ఆ నేను అనే దానికి కూడా మూలమైన పరమాత్మని, కనుక నేనుని వీటితో కలిపి చూస్తే అల్పజ్ఞత, నేనుని దానికి మూలమైన పరమాత్మ, నేను అనే స్ఫురణ్ణి కలగడానికి కారణమేమిటి, ఆ పరమాత్మ యొక్క చైతన్యమే కదా అది. కనుక నేననేది దేనిది, దీనికి మనం అనేక మార్లకు ఉదాహరణ చెప్పాం, ఒకే ఒక్క కథ అని ఇంచుమించు వేదాంతం విషయంలో ప్రతిసారి చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తుపెట్టుకుంటే ఒక దీపము కాంతి గోడ, ఇదే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దీపము కాంతి గోడ, దీపము కాంతి గోడ రాసుకోండి, దీపం కింద పరమాత్మ అని రాసుకోండి, కాంతి కింద నేను అని రాసుకోండి, గోడని దేహాదులు అనండి, దులు మీ ఇష్టం, దేహాదులు అంటే గోడ ఉండొచ్చు, గోడకు కట్టేను ఉండొచ్చు, గోడ కన్నం ఉండొచ్చు, గోడ కిటికీ ఉండొచ్చు, గోడ లక్షణాలు అవన్నీ కూడా. కానీ ఇందులో దీపము కాంతి మాత్రం ఒకటే, గోడకు వికారాలు చాలా ఉండొచ్చు. ఇప్పుడు దీపము యొక్క కాంతి గోడ మీద పడింది, కనుకనే కాంతి గోడది అని అంటామా, కాంతి దీపానిది అని అంటామా, అందరికీ తెలిసిన స్పష్టమైన విషయం కాంతి జ్యోతిదే తప్ప కాంతి గోడది కాదు. మరి గోడ మీద కనబడుతుందండి, దేనివల్ల కనబడుతుంది, జ్యోతి వల్లే కాంతి గోడ మీద కనబడుతున్నది, అంతేగాని గోడది కాదది, గోడ ప్రకాశించడానికి కాంతి హేతువయ్యిందే తప్ప కాదు. ఇప్పుడు గోడని కాంతిని కలిపి చూస్తారా, దీపాన్ని కాంతిని కలిపి చూస్తారా, జ్యోతిని కాంతిని కలిపి చూడటమే సత్యం, గోడని కాంతిని కలిపి చూడడం అసత్యం. కాదండి, కనబడుతుంది కదండి గోడంతా వెలిగిపోతూ, అంటే అలా కనబడుతున్నప్పటికీ అసత్యం కాదు, కనుక మిథ్య అన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సింది, మిథ్య అంటే ఇంకేమో కాదు, ఇది ఒక్కటి తెలుసుకోవాల్సింది. ఈశ్వర చైతన్యం చేత ఉపాధులు పనిచేస్తున్నాయి, కానీ ఉపాధులే ఈశ్వర చైతన్యం కాదు. కనుక నీవు కాంతివి, నేను కాంతిని, ఈశ్వరుడు జ్యోతి, కనుక నేననే కాంతి గోడ అనబడేటటువంటి పరిధితో ఉన్నదా, లేకపోతే జ్యోతితో ఉన్నదా, పరమేశ్వరుడితో, కనుక నేనెవరు, కనుక నీ కాంతి నేను ఆ జ్యోతికి చెందినదాననే అని ఎలా భావించాలో మనం కూడా పరమేశ్వరుని అహమితి భావనయా అహమితిని ఆరాధించాలి. స్పష్టమైపోయింది కదా, అప్పుడు స్పష్టమైతే ఎంత అభేదం వచ్చేసింది, ఐక్యం వచ్చేసింది, అది వస్తుంది. కనుక ఇది భావన చేయాలి. ఇది భావన చేయాలంటే అంత తేలిక. కనుక నేను ఎప్పుడు బ్రహ్మమును చూస్తూ నువ్వే నేను, నువ్వే నేను, నువ్వే నేను అంటూ ఉంటానండి. దానికో పద్ధతి ఉంది, అనడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ దీని విషయం చెప్తూ నేనే పరమాత్మను అనే అహం ప్రత్యయంతోనే ఉపాసన చెయ్యాలి, అప్పుడే పరమాత్మని పొందగలము అనే విషయము శాస్త్రం మన గ్రహింపజేస్తున్నది. గ్రాహయంతి ఎలా గ్రహింపజేస్తుందంటే తత్వమసి అహం బ్రహ్మాస్మిత్యాది వాక్యముల ద్వారా అన్నాడు ఇక్కడ. తత్వం అసి అక్కడ చెప్తున్నాడు, ఇది ఉపదేశవాక్యం కనుక గురువు చెప్తున్నాడు. తత్తనబడే బ్రహ్మము నీవేరా నాయనా, అక్కడ నువ్వనేది నేననే పరిచయమే కదా, గురువు మనకు చెప్పేటప్పుడే నేనని. తత్వం అసి, నువ్వై ఉన్నావు అది. వీడు కదా అనుభవానికి వస్తే అహం బ్రహ్మ అస్మి అని అంటాడు, నేను బ్రహ్మమనై ఉన్నాను అనే మాట అంటాడు. కనుక ఇవన్నీ మనకు ఎలా చెప్తున్నాయి మహావాక్యములు, ఈ మహావాక్యముల ద్వారా మనం పరమాత్మని ఎలా ఉపాసన చేయాలి, నేననేది ఆ పరమాత్మని అనేటువంటి భావనతోనే చేయాలి. అయితే ఇక్కడ పూర్వపక్షులు అన్న మాట ఏమిటంటే ఈశ్వరుడికి సంసారిత్వం లేదు, జీవుడికి సంసారిత్వం ఉన్నది. కనుక ఉపాసన చేసే జీవుడు నేనే ఈశ్వరుణ్ణి అని భావించడం వల్ల ఆ పరమేశ్వరుణ్ణి సంసారిత్వపు ఉపాధుల్లోకి తెచ్చినట్టు అవదా అని ప్రశ్న వేశాట. దానికి శంకరులు గొప్ప మాట చెప్తున్నారు, ఇది ఈశ్వరుడికి సంసారిత్వం అంటడం కాదయ్యా, సంసారికి సంసారిత్వం పోయి ఈశ్వరత్వం లభింపజేయడం అన్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ చూడండి. అందుకే సంసారిన సంసారిత్వ అపోహేన ఈశ్వరాత్మత్వం ప్రతిపిపాదయిషిత ఇది అన్నారు ఇక్కడ. ఎంత అందమైన వాక్యం చెప్పారండి శంకరులు. సంసారిన సంసారిత్వ అపోహేన, అపోహేన అంటే తొలగించడం చేత ఈశ్వరాత్మత్వం ఈశ్వరస్వరూపత్వాన్ని ప్రతిపిపాదయిషితం ఇది ఇది అనమాట. ప్రతిపాదించడమే దీని యొక్క భావము అని. దీనికి సంబంధించి పైగా ఈ వాక్యము అసకృత ఉపదేశాత్తు ఇవి చెప్పడంలో ఏంటంటే మాటి మాటికి చెయ్యమని చెప్పడానికి ఎలా చేయాలని చెప్పారు ఇక్కడ. మాటి మాటికి చెయ్యి అలా చేయాలి రెండు. తమ్ వాక్యార్థం జిహాసే తస్యై తస్మిన్నేవ వాక్యార్థే స్థిరీకార ఆవృత్యాది వాచో యుక్త్యాభ్యుపేయత్. ఈ సూత్రానికి అర్థం ఏంటంటే మాటి మాటికి ఆవృత్ చేయమండంలో అర్థం ఏంటంటే ఆ చెప్పిన వాక్యానికి ఏది అర్థమో ఆ బ్రహ్మమునందు స్థిరపరచమని అర్థము అన్నారు ఇక్కడ. స్థిరపరచుకో నిన్ను నువ్వు అది. అందుకే స్థిరీకార ఆవృత్యాది వాచో, స్థిరీకారమే ఆవృత్తి, దానియందు స్థిరంగా నిలబడు అని చెప్పడానికే మాటి మాటికి చేయి, మాటి మాటికి చెప్పు అనేది దానియందు స్థిరంగా నిలబడిని చెప్పడమే దాని యొక్క భావము. అది అలా నిలబడడానికి చేయవలసినటువంటి విషయం ఇక్కడ చెప్పారు. అందుకే జాబాలోపనిషత్తులో మాటను ఇక్కడ ఉపయుక్తం చేస్తూ శంకరుడు చెప్తున్నది, త్వం వా అహమస్మి భగవో దేవతేహం వై త్వమసి భగవో దేవతే. ఓ భగవానుడా నీవే నేను, నేనే నువ్వు అనేటువంటి మాట మనకి ఉపనిషత్తులు కనబడుతున్న ఒక మాట. అదేవిధంగా బృహదారణ్యకంలో అథ యోన్యం దేవతాముపాస్తేన్యోసావంతోహమస్మీతి నస వేద. ఎంతవరకైతే నువ్వు ఉపాసిస్తున్న దైవాన్ని నీకు అన్యము అనుకుంటూ ఉంటావో అంతవరకు నువ్వు తెలుసుకోలేవు అన్నాడు ఇక్కడ. ఒకటే మాట, అన్యం అనుకున్నంతకాలం నీకు తెలియబడదు. అదే మనకి కనీసం ఈ పూజల్లో పునస్కారాల్లో వాడే మంత్రముల్లో ఇది చెప్తూ ఉంటాడు స్పష్టంగా. అక్కడే ఆ మాట అన్యము అని అనుకోకు. అందుకే ఆత్మానం వృద్ధ రూపేణం జాయేత్ అనే మాట చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి, మాటి మాటికి అన్ని సంప్రదాయాల్లో మనకు కనిపిస్తాయి. కనుకనే నాలో ఉన్న అహం స్ఫురణకు ఏ పరమేశ్వరుడు హేతువో అతడే అహం అనే విషయంలోకి ఈ విధమైన సాధన చేయాలి అనంటే చాలా బాగుందండి. మరి ప్రతీకలు ఆరాధిస్తారు కదా, ప్రతీకారాధనలో అక్కడ కూడా అహమని ఆరాధన చేయాలా అన్నాడు. చూడండి, పరమేశ్వర ఉపాసనలో అహమనే భావనతో చెయ్యు అన్నాడు. అంతవరకు సత్యం. మరి ప్రతీకలను ఆరాధన చేసేటప్పుడు, ప్రతీకలు అనగానే చాలామంది వ్యాఖ్యాతలు ఇక్కడ విగ్రహాలు యంత్రాలు అని రాశారు, కానీ శంకరులు కానీ బాదరాయుడు మనం ఆ మాట అనలేదు. ప్రతీక అనగానే ముందు మనకు శబ్దం ఏంటంటే వెంటనే విగ్రహాలను వెళ్ళిపోతుంది ప్రతీకలు అని. అయితే నేను వాటిని గ్రహించడం ఎంతవరకు ఔచిత్యం అనేది నేను ఇప్పుడు చర్చించదలసిన విషయం కాదు. ఎందుకంటే కొంచెం ఏమాత్రం స్పృశించానా ఈ విగ్రహారాధన ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తోసిపారేసినట్టు అవుతుంది. నేను మాటి మాటికి కూడా చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించాలి మనమున్న స్థితి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాం, వెంటనే మనకు తేచేది ఏంటంటే మనకు పెద్దలకు సనాతనంగా తీసుకొచ్చినటువంటి విగ్రహారాధనలు వీటన్ని తృణీకరించే బుద్ధి పుడుతుంది తప్ప అసలేం తెలుసుకునే బుద్ధి ఎలాగో పుట్టదు. ఎందుకంటే స్వామి వివేకానంద పరమహంసని కలవకపోరువంట ఆయన చాలా లాజికల్గా తార్కికంగా ఆలోచించాడు. అప్పటికీ సూత్ర భాష్యములు ఉపనిషద్ భాష్యములు అన్నీ చదువుకున్నాడు ఆయన, కానీ విగ్రహారాధన ఇవన్నీ కూడా చాలా అల్పములు అనే భావనలో ఉన్నాడు ఆయన. దానికి సంబంధించినటువంటి సంప్రదాయాల్లో జొలిపాడు. అప్పుడున్న బ్రహ్మ సమాజ ఆర్య సమాజ ఇత్యాదుల చేత ప్రభావితులైపోయాడు ఆయన. కనుక భగవంతుడి విగ్రహం ఏమిటి, ఆలయం ఏమిటి అనే భావనలు ఉండేవట. కేవలం ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, ఆకారం లేనివాడు ఇలా అనుకునేవట. ఆ స్థితి మంచిదే కాదని కాదు, కానీ రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత అందులో ఒక మార్పు వచ్చింది. నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు వీడు తృణీకరించడు. ఎందుకంటే వాటిలో వాటి ప్రయోజనం వాటికుంది. అయితే నువ్వు నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మమును ధ్యానించడానికి వాటిని పట్టుకుని వేలాడాలా అనేటటువంటి విషయం ప్రస్తుతానికి చర్చించము, కానీ దాని ప్రయోజనం దానికున్నది. దాని గురించి కానీ కావాలంటే విగ్రహారాధన శాస్త్రం గురించి ప్రత్యేకమైన ప్రవచనం పెట్టుకోవాల్సిందే తప్ప నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ తీసుకురావట్లేదు. ఎందుకంటే పొరపాటును కూడా విగ్రహం అనేది ఏదో అక్కడ మన నమ్మకం కోసం పెట్టుకున్న బొమ్మ అనే భావం దయచేసి తేవద్దు. దాని శాస్త్రం దానికుంది. ఇప్పుడు దాని శాస్త్రం గురించి చెప్పాల్సిన విషయం, ఈ శాస్త్రంలో ప్రకరణ భేదం వచ్చేస్తుంది తప్ప ఇక్కడ ఈ విషయమే మాట్లాడాలి. కనుకనే ప్రతీకోపాసన గురించి ఇక్కడ చెప్పే కొన్ని పరిమితమైన మాటలను తీసుకువచ్చి శంకరులు కూడా వీటి తృణీకరించారు అనద్దు. ఎందుకంటే ఉదాహరణ చెప్పేటప్పుడు ఇక్కడ ప్రతీక గురించి, మనం అనుకునే ప్రతీక గురించి చెప్పారు ఉదాహరణప్రాయంగా శంకరులు, అంతేగాని దానినే ఇక్కడ అర్థంగా చెప్పలేదు. ఎప్పుడూ అర్థంగా చెప్పేదానికి ఉదాహరణకి భేదం ఉంటుంది, అంతే కదా. బ్రహ్మం గురించి చెప్పినప్పుడు మనం ఎన్నిమాలు సముద్రం ఉపమానం తీసుకోలేదు, సముద్రమే బ్రహ్మము జీవుల కెరటాలు ఎన్నిమాలు చెప్పలేదు. సముద్రము బ్రహ్మం ఉపమానంగా తీసుకున్నాం, కానీ సముద్రమే బ్రహ్మమా? రేపు సముద్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మం దగ్గరకు వచ్చానండి అని అంటామా? బ్రహ్మం అవగాహన చేసుకోవడానికి సముద్రం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఉదాహరణలు ప్రతీక గురించి చెప్పేటప్పుడు చిన్నగా ఒక చోట సాలగ్రామం ఉదాహరణ చూపించారు. సాలగ్రామం ఉదాహరణ అంతకు ముందు కూడా చూపించారు శంకరులు ఇక్కడ. ఎందుకంటే సాలగ్రామం ఒక విధమైన ప్రతీకే, కానీ ఇక్కడ చెప్పే ప్రతీక శబ్దానికి ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలు ప్రతీకోపాసనలు ఉన్నాయి, అవి వాటి విషయంలో ఏ విధంగా ఆరాధన చేయాలి అని. ఇప్పుడు బ్రహ్మమును పరమేశ్వరుని, బ్రహ్మ పరమేశ్వరుడు ఒకటే అయినా మనం అర్థం అవ్వడం కోసం పదములు వాడాం. ఆ పరమేశ్వరుని బ్రహ్మమును నేను అనే భావనతో ఉపాసన చేయడం శ్రేష్టము, కానీ ఈ భావన రావడం మహాకష్టం అండి. సౌహంభావైన పూజ ఎత్తని చదువుతాం కానీ మహాకష్టం. ఎందువల్ల కష్టం? ఉపాధి తాదాత్మ్యం అలవాటైపోవడం వల్ల మహాకష్టం, అంతే. కానీ దాని నుంచి బయటపెట్టి చూడాలి. అందుకే ఇక్కడ ఈ అహంభావనతో ఆరాధించడం అనే అంటే ముందు ఉపాధి తాదాత్మ్యం తొలగాలి. ఇది ప్రతీకాధికరణం కొంచెం పక్కన పెడదాం. ఈ ఆత్మత్వ ఉపాసనాధికరణం దగ్గర కొంచెం ఆగి ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి బాగా పట్టేయాలి మనకి. అసలు ఈ క్షణమే మనకు అనిపించాలి పరమేశ్వరుడే నేను అని అనిపించాలి అని శంకరుడికి అనిపించింది. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ చెప్పిందంతా మనకు లోపలికి ఇమిడిపోవాలి అని ఆ మహాత్ముడు ఏం చేశాడంటే కొన్ని కొన్ని ప్రక్రియలు పట్టారు శంకరుడు. దాంట్లో చిన్న చిన్న స్తోత్రాల నుంచి పెద్ద పెద్ద స్తోత్రాలు అంటే శ్లోకాలు అందాం, చిన్న చిన్న శ్లోకాల నుంచి పెద్ద పెద్ద శ్లోకాల వరకు ఉపనిషత్తుల్లో చెప్పిందంతా మేళనం చేశారండి ఆయన. ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటాడు ఆయన ఆ చిన్న శ్లోకాల్లోనే. అలా మనకి ఏకశ్లోకి ఉన్నది. అంటే నేనే బ్రహ్మమును ఉపాసించు అని అంటే ముందు నేనుని తీసేసి దానితో కలపాలి, అది దీనితో కలిపిన నేనుని దీని నుంచి వేరు చేసి దానితో కలపాలి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేగాని ఉపాధులతో కలిపేసిన నేను బ్రహ్మమే అని కాకుండా ఉపాధిలో ఉంటున్నా, ఉపాధికి అతీతమై ఏ ఉన్నదో అదే నేను అని పరమాత్మతో మనం ఆ అహం ప్రత్యయ భావంతో చేయాలి. ఇది చేయాలంటే ముందు ఉపాధి నిరసనం అనే జరగాలి. ఇప్పుడు ఆత్మత్వేతి అని ఒక మాటలో చెప్పేసాం, కానీ పద్ధతి ఏమిటి? దానికి ప్రాసెస్ ఉంది కదా. ఆ ప్రాసెస్ చెప్పకపోతే అసంపూర్ణమైపోతుంది కదా. కనుక ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా నేను బ్రహ్మమునని చెప్పాలి, అహం బ్రహ్మాస్మిని ఎలా అనాలి. అందుకే శంకరుడు అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మం అవ్యయం అహం బ్రహ్మాస్మి యో బ్రూయా తస్య జిహ్వాం వికర్త ఎత్తన మాట అన్నారాయన. వృత్తి విలయం జరగాలట, అభేదం తెలియాలట, అప్పుడు అహం బ్రహ్మాస్మి అనాలట. ఏది అంతవరకు సాధన చేసుకో, కానీ అనడానికి మాత్రం అర్హత అప్పుడు వస్తుంది, అనుభవవాక్యం అప్పుడు వస్తుంది. అలా కాకుండా ఏదో వినేసి అహం బ్రహ్మాస్మి అని అంటే వాడు నాలుగు తీసే అన్నాడు మహానుభావుడు. అందుకు ఇక్కడ చెప్పేటప్పుడు ఆయన ప్రకరణ గ్రంథాల్లో ఇప్పుడు ఈ ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి చా మనకు పట్టేయడానికి ఒక చిట్కా ఇచ్చారు ఆయన. ఆసక్తిగానే ఉంటే నేను పట్టుకుని మీకు చెప్తా, ఉందా? కొనసాగించమంటే కొనసాగిస్తాను, అది తీసుకుందాం. ఆయన ప్రకరణ గ్రంథంలో ఒకదానికి వెళ్తాం. వెళుతున్నాం. ఈ ప్రకరణ గ్రంథం అప్రస్తుతం మాత్రం కాదు. ఆత్మ అని బ్రహ్మమని ఎలా ఉపాసించాలి అనే ప్రశ్న ఉన్న వాళ్ళకి ఇది చాలా పనికొస్తుంది. పైగా ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు మాకు ఇది కావాలి అని కూడా కోరుకున్నారు. అంటే ఇది అయిపోయిన తర్వాత చెప్పాలి అని వెంటనే మాట అన్నాను. అది దీనికి వేరైన విషయం కాదమ్మా, అందులో ఉన్న విషయమే అన్నాం. ఇక్కడ అందులో ఉన్న విషయం ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి అంటే నిన్నటి వరకు లేదా ఈ క్షణం వరకు మీరు విన్నవన్నీ సహకరిస్తాయి. ఆ చిన్న ప్రకరణం 6 శ్లోకాలు, పెద్దగా వ్యాఖ్యానించుకోక్కర్లేదు. ఇంతవరకు విన్న దాని పేరు, దీని పేరు నిర్వాణ షట్కము అని శంకర భగవత్పాదులు వారు ఇచ్చినది. దానిలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ అని చెప్పారే, ఆవృత్తికి అసకృతికి పనికొస్తాయి. అందుకే ప్రకరణ గ్రంథాలు ఎందుకంటే మన నిరంతర సాధనకి. ఒక్కొక్కప్పుడు మానవుడికి లక్షణం ఉంది, ఒకటే ఎప్పుడు చెప్తుంటే విసుగుంటుంది, అయితే రా అంటారు. కనుక నిర్వాణ షట్కం మార్చి నిర్వాణ దశకం అంటాడు ఒక చోట, మరొక చోట తీసుకుపోయి సాధన పంచకం అంటాడు. ఇదే సబ్జెక్ట్ మళ్ళీ అక్కడ హెడ్డింగ్లు మారుతుంటే, శ్లోకాలు మారుతుంటే, ఛందస్సు మారుతుంటుంది, సబ్జెక్ట్ మాత్రం మారుతుంది. ఎందుకంటే మారకూడదు, ఎప్పుడు అదే ఉండాలి. అక్కడ ఇదే తిప్పుతూ చక్కగా చూపిస్తూ ఉంటారు. అందుకు నిర్వాణ షట్కం 6 శ్లోకాలు, ఇది కూడా శ్రవణ మననాలకి పనికొస్తాయి. శ్రవణ మననాలు అంటే కేవలం ఆ వాక్యాలే కాదు, ఆ వాక్యాల్లో చెప్పిన భావం ఏదైనా శ్రవణ మననాలే. అందుకే పెద్దలు వేదాంత గ్రంథం ఏది చెప్పినా మాటికి వచ్చి వింటారు. ఎందుకండి? ఆవృత్తి అసకృత్తు దానికోసం వాళ్ళు వింటారు. అందుకని వాళ్ళకి తెలియక కాదు. అలాగే బ్రహ్మం గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాడు, వీడేం చెప్తాడో, తప్పులు పట్టుకుందామని ఎప్పుడు కూర్చోరు. అక్కడ వాళ్ళు కూడా బ్రహ్మం గురించే శ్రవణం చేస్తున్నామని ఆనందిస్తారు. వాళ్ళు చేస్తున్న శ్రవణమన్న నిధి ధ్యాసనలు గట్టిపడుతూ ఉంటాయి. అందుకే నిరంతరం జీవించున్నట్టుగా దీన్ని బ్రహ్మాభ్యాసం అనే మాటని వివరిస్తారు. ఇప్పుడు మనం ఆ ఆత్మని ఎలా తెలుసుకోవాలి అంటే, ముందు నేననే భావాన్ని వేటి నుంచి వేరు చేయాలో చూడండి ఇక్కడ. అందుకే ఇది ఒక ప్రాసెస్. ఇది ఇంతవరకు వేటి నుంచి వేరు చేయాలే, సరే వేటితో కలిపి చూస్తున్నావు నువ్వు. దేని నుంచి వేరు చేయాలి అంటే దేంతో కలిపి చూస్తున్నావో దాని నుంచి వేరు చేయాలి ఇక్కడ. కనుకనే ముందు దృఢమైన భావనలో కూర్చొని, ఇది ఊరికనే శ్లోకాలు చదవడం కాదండి. ఒక ఆయన చదివాడండి, మంచి కళ్యాణ రాగంలో బలే ట్యూన్ కట్టాడండి నేను. ఇంకో ఆయన మోహన్ రాగంలో, నాకు దీనికంటే అదే నచ్చింది అంటాడు ఒకడు. ఇక్కడ రాగాలు శబ్దాలు కాదు, రెండిట్లో సాధనలోకి తీసుకెళ్ళాలి. ఎంత బాగా పాడారో, ఎంత బాగా చెప్పారో కాదు, విషయంలోకి ప్రవేశించాలి, సాధనలోకి తీసుకోవాలి, వెళ్ళాలి. కనుకనే అసలు సాధనకు పనికొస్తుంది నిర్వాణ షట్కం. శంకరులు ఇచ్చిన ఏ మాట అయినా కూడా కేవలం శ్రవణానికి మాత్రమే కాదు, మననానికి, నిధిధ్యాసనానికి పనికొచ్చేవి. ఆయనే మూర్తి భవించిన ఉపనిషద్ విద్య. ఆయన నోటంట పలికే ప్రతి పలుకు అదే. అందుకే చూడండి, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. అహం పట్టుకోండి ఇక్కడ. అహము పరమాత్మ అనేది ఉపాసించు అన్నాడు. పరమాత్మ దాకా వెళ్ళాలి అంటే అహాన్ని దేంతో కలిపేసేవో దాని నుంచి వేరు చెయ్యు. వేరు చేయడం ఏంటి, అది వేరే ఉంది. అది వేరే ఉంది, మనమే పట్టుకున్నాం దాన్ని, కానీ అది మనల్ని ఏం పట్టుకోలేదు. మనం మిగిలించడం అది ఒక్కటే మిగిలింది. అందుకు ఏవేవి నువ్వు అనుకుంటున్నావు, ముందు చెడ్డ చికాకైంది అంతఃకరణం అండి. అందుకే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తములు ఇవేవి నేను కాను. మొట్టమొదటిది అంతఃకరమైంది కదా. ఇప్పుడు బహిక్కరణలు చెప్తున్నాడు, న శ్రోత్రం, న జిహ్వా, న చగ్రాణ నేత్రం. ఈ ఇంద్రియములు కనుకనే అంతఃకరణం చెప్పింది. ఇంద్రియములు చెప్పాడు, శ్రోత్రము, జిహ్వా, ఘ్రాణము అనగా నాసిక, నేత్రం, ఇది కూడా నేను కాను, నేను కాను, నేను కాను. అది నా వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, మత్ సన్నిధిరేవా, అంతేగాని అవి నేను కాను. న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. ఇంద్రియాదులకు కూడా హేతువులైన మహాభూతములు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తున్నారు. వ్యోమము, ఆకాశము, భూమి, తేజస్సు, వాయువు మొదలైనవేవి నేను కాను. మరి నువ్వెవడివయ్యా, ఎవడుండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఎవడికి ఇవేవీ లేవో. మాట్లాడండి, ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఎవరికి ఇవేవీ లేవో, అటువంటి వాడు వాడు చిదానంద రూప శివోహం. శివోహం కనుక నచాహం ఇక్కడ శివోహం. అది నేను కాను అనుకుడు మరి నువ్వు ఎవడివయ్యా అంటే శివోహం, నేను శివుడను అని. అయితే నేను శివుడను అనగానే నేను జడలేసుకుని పాములేసుకుని చంద్రలేఖ ధరించిన వాడను అని ఇక్కడ అర్థం కాదు. మళ్ళీ అక్కడ ఇంద్రియాదులు వచ్చాయి. వీడికి అతీతమైన శివం, శివం అనే మాట ఉపనిషత్ చెప్పింది. బ్రహ్మం గురించి చెప్పింది కదండి, శివుడి గురించి ఎక్కడ చెప్పింది అని. బ్రహ్మం ఒకటి, శివం ఒకటి, విష్ణు ఒకటి, శబ్దములు కావు. అదే బ్రహ్మమునికి ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి విషయములు. అది అర్థం అవ్వడం కోసం ఎక్కడ చెప్పిందంటే మాండిక్యంలో చెప్పింది, ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం మన్యంతే. ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత తురియ భూమిక 4వది, అంటే 3 అవస్థలు, 3 గుణములు దాటిన తర్వాత ఏదైతే ఉన్నదో అది శివం. అది ప్రపంచ ఉపశమం. మూడింటితో కూడిన ప్రపంచం ఉపశమించిన తర్వాత దీన్నే ప్రవిలాపము అని ఒక మాట అన్నాం ఇక్కడ. ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం ప్రవిలాపమైపోవాలి. ఎందుకంటే కెరటాలు అన్నీ విడివిడిగా చూస్తున్నాం, ఇవన్నీ నీరే అనే భావంలో ఈ కెరటాలు అనేవి ప్రవిలాపమైపోయి మొత్తం నీరుగా దర్శనమిస్తున్నది. అలాంటి ప్రవిలాపం, కార్యము కారణములో ప్రవిలాపం ఒకట అనే విషయాన్ని మనం ప్రస్తావన చేశాం. ఆ కార్యము కారణములో ప్రవిలాపనం చెయ్యడమే పరమాత్మను ఆత్మగా ఆరాధించడం అత్యర్చుకోవాల్సింది ఇక్కడ. అది కార్యమైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములు శ్రోత్రములు జిహ్వ గ్రాణ నేత్రములు వ్యోమ భూమి తేజస్సు వాయువులు దాన్ని ప్రవిలాపనం చేస్తున్నాం. అందుకే నిస్త్రయగుణ్య శివ, ఇది శాస్త్రం. త్రిగుణాతీతమైన స్థితిని శివం అంటారు. అక్కడున్నది చిదానంద రూప, చిత్ ఆనందం, కేవల చైతన్యమయమైన ఆనందమయమైనటువంటి శివుడము, శివుడను నేను. ఇంత గొప్ప మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అయిపోయింది పరిహారం, ఒక్కొక్కటి తీసేయడం, ఇంకెంతుంది. అహం ప్రాణ సంగో నవై పంచవాయు నవై సప్తధాతు నవా పంచకోశ నవాక్పాణిపాదౌ నచోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇది అసలు నేత్రములు మూసుకుని భావన చేస్తూ చేయవలసిన ఒక సాధన అండి. ఇది ధ్యానమే తప్ప గానము కాదు. నిజానికి నాకు ప్రాణసంగము లేనటువంటి వాణ్ణి, నా వల్ల ప్రాణాదులు వెళుతున్నా కానీ ప్రాణాలు నేను అంటుకున్నటువంటి వాణ్ణి కాను. అలాగే పంచ ప్రాణములు నేను కాను, సప్త ధాతువులు నేను కాను, పంచకోశములు నేను కాను, వాక్ పాణి పాదములు నేను కాను, నా చ ఉపస్థపాయు. ఇందాక చెప్పిన శ్రోత్రాదులు చెప్పారు కదా, పంచతన్మాత్రలు, వాటిని గ్రహించే ఇంద్రియములు నా కా నా వాక్పాణి పాదవు నచోపస్థపాయు. అంతేకాదు అక్కడ ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు రెండు కూడా ఈ రెండు వాక్యములతో మనకు అయింది. ఈ ఇంద్రియములు నేను కాను, చిదానంద రూప శివోహం శివోహం. అసలు నిజానికి ఇందులో ఒక్క మాట చాలండి, ఇన్ని అక్కర్లేదు. ఏదేది? చిదానంద రూప శివోహం శివోహం. అదే నువ్వేమిటో తెలుసుకోవాలి. నువ్వేమిటో తెలుసుకోవడానికి ముందు నువ్వేమిటి కావో తెలుసుకోవాలి ఇక్కడ. అది ఇక్కడ కనుకనే నువ్వేమిటి కావో చెప్పడం కోసం ఆరు శ్లోకాలు వచ్చింది. నువ్వేమిటో చెప్పుకోవడానికి ఒక్కడు చాలు. ఇది వచ్చింది బాధ. నువ్వేమిటి కావో గురించి ఇన్నెందుకు వచ్చిందంటే కాందంతా చాలా ఎక్కువ, అయింది మాత్రం ఒక్కటే. అది ఇక్కడ వచ్చింది. కనుక అధ్యాసతో కూడుకున్నటువంటి కార్యప్రపంచం అనేకం, కారణం మాత్రం ఏకం. ఆ వాక్యం ఒక్కటే, ఏకవాక్యమే. మిగిలిన అనేక వాక్యములు ఎందుకంటే పరిహారం కోసం నా ఇతి నా ఇతి నా ఇతి తీసే. అందుకే ఇక్కడ రెండో శ్లోకం కూడా పూర్తి అయిపోయింది. ఇంతవరకు మనకి ఇంద్రియములు ప్రాణములు ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. ఇంతవరకు చెప్పింది మనం అనుకునే శరీరపు మెటీరియల్. అయిపోయిందా? దీన్నే మనం నేను అనుకుంటున్నామా? కాదు, ఇంకా చాలా పడితే నేను నావని తగులుకున్నా. అది కూడా వచ్చింది బాధ. అవన్నీ వెతుక్కో ప్రపంచంలో, వేటి వేటితో కలిపేస్తే ఒక్కసారి ఆలోచించుకో. అసలు సమస్య ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. ఒక ఇంట్లో పాపం ఇల్లు ఖాళీ చేసినప్పుడు పెద్ద మంచాన్ని గదిలోంచి బయటకు తీయాలని చాలా అవస్థపడుతున్నారు. పట్టుకుని ఎలా తీయాలా ఎలా తీయాలా తెగ 10 మంది ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు, అసలు ఎలా లోపలికి వచ్చిందో ఒకసారి ఆలోచించండి అన్నట్టు. ఇదండి ఆలోచించాలి. ఎలాగంటే అప్పుడు చెప్పాడు ఒక ఆయన, నేను అప్పుడు ఉన్నానండి తెచ్చేటప్పుడు రెంచీలు అన్నిటితో మొత్తం స్క్రూలన్నీ విప్పేసి బయటకు తీసుకెళ్ళి అదే చేయండి అన్నాడు. కనుక బయటకు తీసుకెళ్లే పద్ధతి ఏంటంటే లోపలికి ఎలా వచ్చిందో ముందు తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ అజ్ఞానం ఎలా వచ్చిందో తెలిస్తే దాన్ని పరిహరించే విషయం తెలుస్తుంది. ఇవన్నీ నేను అనుకోవడం వల్ల కదా నేను అవస్థపడ్డాం, కనుక ఇవన్నీ నేను కాను అనుకుంటూ మొదలుపెట్టు. అది కనుక ఎందుకంటే అది అలాగూ నువ్వు కాదు, నేను అనుకోవడమే భ్రాంతి. కనుక భ్రాంతిని వదిలేయడం చాలా సులభం అనిపిస్తుంది చెప్పడానికి, కానీ భ్రాంతి అలవాటు అయిపోయింది. అది వచ్చింది బాధ. ఇప్పటి నుంచా అప్పుడు మనం చెప్పినాడు అనేక జన్మల నుంచి భ్రాంతి అలవాటు అయిపోయింది కనుక ఒక్కసారి భ్రాంతి నుంచి శాంతికి రారా అంటే ఒప్పుకోలేం మనకు వచ్చింది. సరే, న పుణ్యం న పాపం. పద్ధతి చూడండి, ఇంతవరకు దేహము దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి పరికరాలు ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు వీటితో మనం చేసేవి ఉన్నాయి కర్మలు, కర్మలతో చేసేవి అనుభవాలు. ఎన్నిటి పరిహరించాలో చూడండి. దేహాది పరికరాలు నేను కావు అనుకోవాలి, దేహాదులతో చేసే కర్మలు నేను కావనుకోవాలి, వాటి వల్ల వచ్చే అనుభవాలు నేను కాననుకోవాలట. అలా చూడగలిగితే అన్నిటినీ సాక్షిత్వంగా చూడగలిగే స్థితి వస్తుంది కదా. అది నా పుణ్యం నా పాపం. కర్మలు ఇక్కడ చెప్పాడు, పుణ్యము కాను పాపము కాను. ఇది అంటే పుణ్యం కాను అంటే పాపం కూడా కాను. అది రెండు, నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం. సుఖము నేను కాను, దుఃఖము నేను కాను. అందుకే సుఖ దుఃఖాలు నేను కాను, నావి కావు. ఇది వెంటనే నా మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ. మంత్రము తీర్థము వేదం యజ్ఞం అంతా కూడా ఎంతవరకు? అభేద దర్శనం సిద్ధించే వరకు. అంతేగాని ఈయన మంత్రాలని, తీర్థాలని, వేదాలని, యజ్ఞాలని తృణీకరించాడని మాట్లాడద్దు. చిదానంద రూప శివోహం అనే స్థితికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందుకని తీర్థ నింద అవన్నీ చేయలేదు. ఆ మాటకు వస్తే పుణ్యము నేను కాను పాపము నేను కాను, నేను ఒక్క పుణ్యం చేయలేదని అందరూ అనొచ్చు, కానీ పాపం చేస్తున్నాడు వాడు పక్కన. కానీ జ్ఞానస్థితిలో పుణ్యము కాదు పాపము కాదు, ద్వంద్వములు లేవు. అది ఇక్కడ ద్వంద్వములు లేని స్థితి. ఆఖరిగా నా మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ. వేదయజ్ఞాదులు కూడా అధ్యాసన్నంతకాలమే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రైగుణ్య విశ్వవేద అని స్త్రైగుణ్య భవార్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. అహం భోజనం నైవ భోజ్యన్న భోక్త. భోజనాన్ని నేను కాదు, భోజ్యమైనటువంటి పదార్థము నేను కాదు, భోక్తని నేను కాదన్నాడు. ఇక్కడ మూడు నేను కాదు. మరెవరు? చిదానంద రూప శివోహం శివోహం. నేను అనుకున్న ప్రపంచం ఎంత ఉన్నదో చూడండి. అయ్యి అవలేదు ఇంకా శ్లోకం, మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నమే ద్వేష రాగౌ, రాగద్వేషాలు రెండు నావి కావు నేను కాను. నమే లోభ మోహౌ, లోభము లేదు మోహము లేదు. ఇక్కడ ఫలానా వస్తువుకు రావాలనే కోరిక వచ్చిన తర్వాత నాకే మిగలాలనేటువంటి లోభం అది అనమాట. దానితో అటాచ్మెంట్ పేరు మోహం. అందుకే నా లోభో న మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ. కనీసం అనుకుంటున్న బాగున్నాయి కదా, అనగా మదం లేదు, మాత్సర్యం లేదు, లోభం లేదు, మోహం లేదు అనుకుంటూ వినడానికి కూడా బాగున్నాయి లోపల ఎన్నున్నప్పటికీ కూడా. అవునా లేదా? అసలు ఒక్కసారి కూర్చొని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఈ శ్లోకాన్ని భావిస్తూ భావిస్తూ, సాధన అంటేనే భావన అండి, సాధన అంటేనే భావన. భావన లేకుండా ఏం చేస్తే లాభం ఏమిటండి? భావన. అందుకే ఇక్కడ భావించిన చాలు ధన్యులు మెప్పుతాం. ఎందుకంటే ఇవాళ భావించాం కనుక ఇది సంస్కార రూపంలో ఉంటూ ఎప్పటికో బయటకు తీసుకురావచ్చు, సాధన రూపంలో వెలికి రావచ్చు. అందుకు ఒక్కసారి నాకు ఈ లోభ మోహ మద మాత్సర్య అదులు లేవు లేవు అనుకుంటే చాలండి. ఎందుకు నిజానికి లేవు, అక్కడ లేవని గట్టిగా అనుకున్నా చాలు ఒక్కసారి. న ధర్మో న చార్థో న కామో న మోక్ష. ధర్మార్థ కామ మోక్షములు లేవన్నాడు. ఇక్కడ నాలుగు లేవుడు ఆ స్థితిలో. చిదానంద రూప శివోగం శివోగం. న మృత్యుర్న శంక న మే జాతి భేద. నాకు మృత్యువు లేదు. ఎంత మాట అండి, నాకు మృత్యువు లేదు అంటే దేహానికి ఉన్నది కానీ నాకు లేదు అంటే అప్పుడు దేహాత్మభ్రాంతి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. కానీ దేహాత్మభ్రాంతి తొలగించుకుంటూ దేహంలోంచి ఆత్మనే భ్రాంతిని తీసేసి ఆ పరమాత్మయే నేనని జ్ఞానంలోకి వెళ్ళాలి. అందుకే దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం. అందుకని దేహాత్మ భ్రాంతి అన్నా కానీ పరమాత్మ భ్రాంతి అనరాదు. అక్కడ అక్కడది జ్ఞానం, ఇక్కడిది భ్రాంతి. అదే విషయం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే కడవలో ప్రతిపదిస్తున్న సూర్యబింబాన్ని ఆ నీళ్లతో కడవతో కలిపేసి చూడకుండా ఆ సూర్యబింబం ప్రతిబింబం అనుకుంటున్నట్టండి. ఏమని? నేను ఈ కడవలో ప్రతిఫలిస్తున్నప్పటికీ నేను ఈ కడవని కాను, ఈ నీటిని కాను, ఈ నీటి అలల అలజడిని కాను. నేనెవరనంటే ఈ కొండలో ఇమడకుండా ఈ జలాది వికారములు లేని ఆ సూర్యుని యొక్క కాంతిని. అంతేమిటి, కాంతికి సూర్యునికి భేదం లేదు కనుక నేనే అది అనుకుంటున్నట్టిదంతా కూడా. అందుకు ఈ కడవలోంచి దృష్టిని అంతర్ముఖం చేయడం అనే పద్ధతి. నా మృత్యుర్న శంక న మే జాతి భేద. పితా నైవ మే నైవ మాత న జన్మ. నాకు తల్లి లేదు తండ్రి లేదు. ఈ మాట ఈ మాట ఇప్పుడు చాలామంది అంటున్నారులేండి, నాకు తల్లి జాంతానే తండ్రి జాంతానే అని. ఇప్పుడు అందరూ బ్రహ్మజ్ఞులు గారుండే ఒకే మాట. ఇటు పాపాత్ముడు అంటాడు, జ్ఞాని అంటూ ఉంటాడు. కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దేహాధ్యధ్యాస ఉన్నంతకాలం మాతృదేవోభవ పితృదేవోభవ. సాధన చేసినప్పుడు దేహాధ్యధ్యాసాన్ని మనం పక్క చేస్తూ ఇలాగ సాధన చేస్తూ కొంతసేపు మన భావనలో ఉండొచ్చు. వాళ్ళు మొత్తం 24 గంటలు లేకపోయినా తర్వాత వ్యవహారంలో పడచ్చు, మళ్ళీ రేపు చేయొచ్చు, ఇలా చేయొచ్చు. కానీ నేను ఇవాళే నా తల్లి తండ్రి లేరు అని అన్నాను కనుక నేను తర్వాత మా అమ్మ నాన్న చూడనని కాదు, మిగిలివన్నీ చేస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాధన చాలా ఎక్కడ చెప్తే ఎక్కడ చ్యుతమైపోతాను భయం చేతని మధ్య మధ్యలో ఆగాల్సి వస్తుంది తప్ప ప్రకరణాంతం కాదు ఇది. నా బంధుర్న మిత్రం న గురుర్నైవ శిష్య. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేడు. గురువు దగ్గర వేదాంతం అంత పొంది విచారణ చేసిన గురువు వెళ్ళిపో అన్నట్ట. ఇదేం మాట అండి, ఆ అడిగిన శిష్యుడు గాను రెండో ఒకటైపోయి ఈశ్వరో గురువు ఆత్మేతి మూర్తిభేద విభాగనే వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః. దక్షిణామూర్తయే నమః. చిదానంద రూప శివోహం శివోహం. అమ్మయ్య ఇప్పటివరకు కూడా తెలిసింది నేనేం కానో ఏం కానో అనేది తెలిసింది. అంతే నువ్వెవడో చెప్పాడు చిదానంద రూప శివోహం శివోహం. నువ్వెవడో అక్కడ ఇదే అసకృత్ ఆవృత్తి అవుతాం చూడండి ఇక్కడ. ఏది మిగిలినవన్నీ ఇది కాదు ఇది కాదని, నా ప్రాణం నా ఘ్రాణం అనేది రిపీట్ కాలే, రిపీట్ అయింది. ఆవృత్తి అంటే రిపిటిషన్. ఏంటి రిపీట్ అవుతోంది? చిదానంద రూప శివోహం శివోహం, అదే అసకృతావృత్తి. మరేమున్నది ఇప్పుడు? చిదానంద రూప శివోహం శివోహం చెప్పడానికి ఒకే శ్లోకం మొత్తం. నేను కానీ నేను కానీ ఇంకా దీని గురించి వదిలి, నువ్వు కావాలని అయిపోయింది కదా, నువ్వేమిటో దాని గురించి గట్టిగా నిలబెట్టుకో. అహం నిర్వికల్ప నిరాకార రూప విభుత్వాచ్చ సర్వత్ర దేహే సర్వేంద్రియాణాం నవా బంధనం నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం. నేను నిర్వికల్పుణ్ణం, నిరాకారుణ్ణి, నాకు బహుత్వము లేదు, ఆకారము లేదు, రూపము లేదు, నేను వీటన్నిటికి అతీతమై ఉన్నటువంటి వాడను. అదేవిధంగా ఈ ఇంద్రియాలతో నాకు బంధనము లేదు, నాకు ముక్తి లేదు, బంధము లేదు. ఏమిటండి విషయం ఇక్కడ? పైగా నేను ఇంద్రియాల చేత బంధితుణ్ణి కాను, ఇంద్రియాదులన్నీ ఎవరి వలన ఉన్నాయో వాడిని నేను అని చెప్పుకుంటూ నా మోక్షము లేదు బంధము లేదు అన్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. బంధం లేదు అంటే బాగుంటుంది, కానీ మోక్షం లేదు ఏంటండి? ఇక్కడ పట్టుకున్నాం, మోక్షం కావాలి మోక్షం కావాలని అంటూ ఉన్నామే, మోక్షం లేదేమిటి? కానీ కల్పితాన్ని తీసేసావు, ఇప్పుడు నువ్వెవడవి? నాకు మోక్షము లేదు బంధము లేదు, అది అను ఏముందండి ఇక్కడ? వాడి సహజ స్థితిలో మోక్షం ఉన్నాడు. ఇదే ఉదాహరణకు చెప్పాలని రజ్జు సర్పభ్రాంతి మళ్ళీ చెప్తారు పెద్దలు. తాడును చూసి పాము అనుకున్నాడు, ఆఖరికి తాడుని తెరిసిపోయింది. అమ్మయ్య పాము పోయిందండి అన్నాడు. పాము పోయిందా? పాము పోయి తాడు వచ్చిందండి అని. తాడు వచ్చింది అప్పుడు ఆ మాట అనొచ్చా అండి వాడికి? అంతవరకు పామును చూసి తాడు తాడు తాడు అనుకున్నాడు. అదేవిధంగా మనం ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకున్నాం. గురువు ఇచ్చినటువంటి వివేకం వల్ల, శ్రవణం ధ్యాసనం వల్ల తెలిసి వచ్చింది. తెలిసిన తర్వాత ఏం జరిగింది? అబ్బా పాము చచ్చిపోయిందండి, తాడు వచ్చిందండి అని అంటావా? అప్పుడు పాము చచ్చి తాడొచ్చింది అనుకున్న అజ్ఞానమే. ఉన్నది తాడే, పాము లేదు. కనుక నువ్వెప్పుడు ఆ తాడై ఉండడం మోక్షం, పాము అనుకోవడం బంధం. ఇప్పుడు నాకు మోక్షము లేదు బంధము లేదు అంటే అర్థం కొత్తగా తాడు రావడం కాదు, తాడి ఉన్నాను నేను. మరి కొత్తగా వచ్చేదేమిటి? కానీ నా విడుదల అయిపోయానండి. ఏంటి విడుదల? ఏమీ లేదు. ఒక్కసారి సూర్యుడు అనుకున్నట్ట కొండ నుంచి, అమ్మయ్య నాకు రిలీఫ్ వచ్చేది, నేను విడుదలైపోయాను అన్నట్ట సూర్యుడు. ఏది? కొండలో ప్రతిఫలిస్తున్న సూర్యుడికి విడుదలైపోయింది. ఎప్పుడు? కొండ పగిలేక, కొండ పగిలేక సూర్యుడికి విడుదల. ఆకాశంలో ఏమైనా బంధించాడు గొలుసులు పెట్టి, కొండ పగిలేక సూర్యుడికి విడుదల కాదు, కొండలో ప్రతిఫలిస్తున్నా విడుదలే, కొండ తీసేసినా విడుదలే. కనుక ఆయన ఆయనగా ఉండడం స్వాభావికం, ఇందులో కలిపి చూడడం బంధం. కనుక స్వాభావికమైన నాకు మోక్షము బంధము రెండూ లేవు అన్నది. అదే మోక్ష సన్యాసం. నాకు మోక్షం వచ్చిందనే భావాన్ని కూడా సన్యసించే స్థితి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే నవై నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం. ఇదే ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి చ అనే మాటకి ఉన్నటువంటి అర్థం. కనుకనే చిదానంద రూపుడు శివుణ్ణి అహం అనే భావనతో ఆత్మేత్యేవ పరమేశ్వర ప్రతిపత్తవ్య అని వ్యాఖ్యానంలో శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని వివరించారు. ఇప్పుడు మనం ప్రతీకాధికరణంలోకి వచ్చాం. మీరు చెప్పిన ప్రకారంగా ఉపాసనలో పరమేశ్వరుని అహం అనే భావనతో చేయాలన్నారు కనుక ప్రతీకాదులను ఉపాసించినప్పుడు కూడా నేను అనుకునే చేస్తాను అన్నాడు. అదే వచ్చింది మీతో చిక్కు. ఒకటి చెప్తే ఎక్కడ అన్వయించుకోవాలో తెలియట్లేదు, సరిగ్గా వినండి అంటున్నాడు బాదరాయణుడు. న ప్రతీకే నహి సహా అన్నాడు ఇక్కడ. ప్రతీకలయందు ఆత్మబుద్ధితో ఉపాసన కూడదు. ప్రతీకలయందు ఆత్మబుద్ధితో ఉపాసించకూడదు. న ప్రతీకేషు ఆత్మమతిం బధ్నీయాత్ అన్నారు శంకరులు ఇక్కడ చక్కగా చెప్తూ. ఎందువల్ల అంటే స్వాభావికంగా నువ్వు ప్రతీక స్వరూపుడువి కావు గనక. అది ఇక్కడ నహి సహ, నువ్వు ప్రతీక స్వరూపుడువి కావు గనక అది ఇక్కడ వివరించారు. నువ్వు నిజానికి ప్రతీక స్వరూపుడివి కావు. మరి పరమేశ్వరుడు ఆయన్ని నేనని ఎందుకోవాలంటే సహజం, అది అది స్వాభావికం. అది కనుక స్వాభావికంగా పరమేశ్వరుడు నేను అనుకోవడం స్వాభావికం గనక, అది నీకు అధ్యాస వల్ల లేదు గనక, దాన్ని నిరంతరం స్వాభావికమైన దాన్ని అనుకుంటూ ఉంటూ ఉంటే ఉన్నదాన్నే అనుకుంటున్నావు గనక అదే అవుతావు. అది ఉన్న నిన్నే నేను ఊహించుకుని చుంటి అంతే, ఇక్కడ ఉన్నదాన్ని అనుకుంటున్నావు. అది ఇది లేనిది ప్రతీక ఎందు అనుకోవడం. దీనికి ఉదాహరణ ఊరికిన వాక్యం చెప్తే ఎలాగా? ప్రతీక అనగానే ఇందాక చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక విగ్రహాన్నో దేన్నో ఆరాధన ఉదాహరణకు చెప్తున్నాం కానీ ప్రతీక అంటే ఇదే అర్థం అని కాదండి. అయితే శాస్త్రంలో ప్రతీకోపాసనని వాటిని అంటారు, కానీ ఇక్కడ ప్రతీక విషయంలో మాత్రం అది చెప్పట్లేదు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అందుకే శంకరులు ఇక్కడ ఎక్కడ కూడా ప్రతీకాదులు అన్నప్పుడు కొంతమంది భాష్యకారులు అయితే వెంటనే విగ్రహాదులు అని రాసేశారు. నేను మాత్రం మూలం చూసి మూలం మూలం మూలం అని పెద్దలు చెప్పిన పద్ధతిలో శంకరులు ఎక్కడైనా మాట అన్నారేమో అని భూతద్దం పట్టుకు వెతక. కానీ ఆయన ఎంత పటిష్టంగా ఉంటారంటే, నేను చెప్తున్నది ఉపనిషత్తుల గురించి కనుక దానికి సంబంధించిన విషయమని మాట్లాడతాను. అక్కడున్న విషయం సబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం అది పక్కకెళ్లకుండా మాట్లాడడం అనేటువంటిది అలాంటి సిద్ధుల లక్షణం అండి. అంతే ఏం చెప్తున్నాడో తెలియకుండా ఎటో పోతే ఏం లాభం అండి? అంత గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ, నా ప్రతీకే నహి సహ. ఈ మాట చెప్పేటప్పుడు భాష్యంలో చెప్తున్నాడు ఇక్కడ ప్రతీక అంటే మనం ఒక తెలియని వస్తువుని ఎలాగో తెలియబడట్లేదు కనుక మనకు తెలుసుకున్న ఒక దాన్ని ఆధారంగా చేసుకుని ఆలంబనగా చేసుకుని ఆరాధన చేస్తే దాన్ని ప్రతీక అంటారు. తెలియబడని వస్తువు చాలా పెద్దది, అపరిమితమైనది, అది ఎలాగో అందుకోలేకపోతున్నాం. దానిని మనం తెలియబడుతున్న ఒక దాని ఎందు తీసుకున్నాం. విగ్రహారాధన ప్రతీకలంటే తప్పేమీ లేదు, కానీ ఈ ప్రకరణంలో ఉన్న విషయం గురించి ఉదాహరణ చెప్పుకునేటప్పుడు అవే చెప్పవలసి వస్తుంది. అందుకు ప్రతీకను ఎప్పుడు నేను అనే భావనతో ఆరాధన చేయరాదు. ఉదాహరణకి ప్రతీకకు సంబంధించిన ఉపాసనల్లో మనకి మనో బ్రహ్మేత్యుపాసీ ఉపాసీత, ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత, సయే నామ బ్రహ్మేత్యుపాసీత ఇలాంటి మాటలున్నాయి. ఇది ఉపనిషత్తుల్లో ప్రతీక ఉపాసనలు అంటే ఏమని, ఈ ఆదిత్యుని బ్రహ్మము అని ఉపాసించు, మనస్సుని బ్రహ్మమని ఉపాసించు, నామముని బ్రహ్మమని ఉపాసించు అని అక్కడ ప్రతీకలవి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మనస్సు అనేటువంటిది పరమేశ్వరుల్లో అపరిమితమైనది కాదు అది, కానీ మనస్సుని బ్రహ్మమును ఉపాసించు. ఎందుకంటే కొన్ని లక్షణాలు అక్కడ ఇక్కడ ఏవో కలుస్తాయి. ఇప్పుడు మనం దీపజ్యోతిని వెలిగించి పరంజ్యోతి అని అంటాం, దీపం జ్యోతి పరం బ్రహ్మ అని. ఇది పరంజ్యోతి 5 నిమిషాల తర్వాత పోతుంది. ఇది దీప పరంజ్యోతి ఎప్పుడు ఉంటుంది, కానీ ఎందువల్ల మాట అన్నాం, ఆ జ్యోతి అనబడే ఒక లక్షణం ఏదో ఒక్కడ చూడడం వల్ల పట్టుకున్నాం. ఒక ఏదో చిన్న సామాన్య లక్షణాన్ని దీని ఎందు ఆరోపించి చేస్తున్నావు నువ్వు, తప్పు లేదు ఇది, అంతవరకు కనిపిస్తుంది. కానీ ఆ పరమేశ్వరుడు జ్యోతిలాగే ఉన్నాడు, జ్యోతికే పరిమితమైన మహాప్రమాదం. కనుక నేను ఆ జ్యోతిని, నేను ఆ జ్యోతిని అని అలా అనుకోవడం కాదు. ఇక్కడ వాటి యందు బ్రహ్మబుద్ధి అన్నాడు. అక్కడ ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడంటే వాటి యందు బ్రహ్మబుద్ధితో ఉపాసించు, ఆత్మబుద్ధితో కాదు. రెండు చాలా చక్కటి మాట్లాడి ఇక్కడ గురుగారు వాడినటువంటి మన మాటము కూడా, నా ప్రతీకేషు ఆత్మమతింబధ్నీయాత్ అన్నాడు ఇక్కడ. ప్రతీకల యందు ఆత్మబుద్ధి తగదు. కొందరు భాష్యకారులు పొరపాటున బ్రహ్మబుద్ధి తగదని రాశారు. చిన్న తేడా ఉన్నది రెండింటికి. అందుకే చాలా పదును శంకరుల దగ్గర ఒక స్లిప్పరీ, ఇంత పిసర్ పొరపాటు ఉండదండి. అది ఆశ్చర్యమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనోబ్రహ్మేతి ఉపాసీత అని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కదా. మరి బ్రహ్మబుద్ధితోనే మనస్సును ఉపాసించమని చెప్తున్నాడు కదా. ఆత్మబుద్ధి తగదంటే నేను అనే భావనతో ప్రతీకను ఉపాసించకు. ఇది దీనికి సరి అయిన అర్థం అండి. ఎందుకంటే నువ్వు అది కాదు గనక అని నహి సహా అన్నాడు. అది నువ్వు కావు గనక అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అదేవిధంగా అతడు కూడా ఇది కాదు కనుక ప్రతీక ఎందు నేను అనేటువంటి భావన కూడదు. మరి ఎందుకయ్యి ఆరాధించాలంటే అది ఉంటుంది. ప్రతీకోపాసన వల్ల కొన్ని ఫలితాలు ఉన్నాయి. ప్రతీకారాధన ప్రయోజనాలు దానికి, అందుకే అన్నాను వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. అదే వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి, వాటి వల్ల సాధించే అద్భుతాలు ఉన్నాయి. అందుకు ఉపనిషత్తుల్లో వాటిని చెప్తున్నారు. పైగా ఇంకొకటి చూడండి, తత్వమసి అహం బ్రహ్మాస్మికి మనోబ్రహ్మేత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మేసీత, వీటికి చిన్న తేడా ఉంది చూడండి. తత్వం అసి అంటే అది నువ్వై ఉన్నావు, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను అంతే. ఇక్కడ అలా కాదు, మనస్సు బ్రహ్మము అని ఉపాసించు, ఆదిత్యుని బ్రహ్మమని ఉపాసించు, నామముని బ్రహ్మముని ఉపాసించు అని ఉపాసించు అని ఉపాసించు అంటే అని భావించు భావించు అని చెప్తున్నారు. అక్కడ తత్తు త్వమ్మని ఉపాసించు అనలేదు ఇక్కడ. ఎందుకంటే తత్తుత్వం అసి అదయ్యి నువ్వున్నావు, నువ్వు అదయ్యి ఉన్నావు అనేది సత్యం. అది ఇక్కడిది ఆరోపితం, ఆరోపితం అలా ఆరోపించి చేసుకోవాల్సింది ఉపాసన. ఆరోపం ఏమిటంటే అక్కడ స్వభావం. అందుకే ఆ మాటలు ఎంత జాగ్రత్తగా వేశాడు, తత్వమసి అంటే తత్వమసీతు ఉపాసితవ్య అని అనలేదు కదా. ఆ మాట ఎంత జాగ్రత్తగా వాడుతున్నారు చూడండి. అందుకే ఇక్కడ విషయంలో నా ప్రతీకేషు ఆత్మమతిం బధ్నీయా, ప్రతీకల యందు ఆత్మమతిని చూపించకు అన్నాడు ఇక్కడ. అక్కడ అభేద బుద్ధితో కూడదు. ఈశ్వర ఆరాధనలోని, ఈశ్వర ఉపాసనలోనే, ఈశ్వర సాధనలోనే, పరమేశ్వర పరమాత్మని యొక్క సాధనలోనే ఆత్మబుద్ధి, తప్ప ప్రతీకాదుల యందు కూడదు. మరి ప్రతీకాదుల యందు బ్రహ్మదృష్టి ఎలా చేయాలి? బ్రహ్మేత్యుపాసీత అన్నారు కదండి, బ్రహ్మదృష్టి ఎలా చేయాలి? దీనికి చక్క తర్వాత సూత్రం బ్రహ్మదృష్టి అధికరణ, అది బ్రహ్మదృష్టి హృత్కర్షాత్ అన్నాడు ఇక్కడ ఒకటే సూత్రం. అంటే ఇక్కడ క్రియ ఏమిటంటే మనస్సును బ్రహ్మముగా ఉపాసించు, ఇది ఒక సాధన. ఇది అహం గ్రహోపాసనకు సరిపోదు, ఇది ఇక్కడ అహం ప్రత్యహార ఉపాసనకు సరిపోదు, ఇది ప్రతీకారాధన. ఇది తక్కువది కాదు, తప్పుది కాదు, కానీ దాన్ని ఎలా చేయాలి, అలా చేయాలి. ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మీరు మనస్సును బ్రహ్మమును ఉపాసించమన్నారు కదా, బ్రహ్మముని మనస్సునందు పెట్టాలా, మనస్సుని బ్రహ్మమునందు పెట్టి ఉపాసించాలా, ఇది ప్రశ్న. అందుకే ఇక్కడ ప్రశ్న ఏంటి, మనస్సును బ్రహ్మగా భావించాలా, బ్రహ్మను మనస్సుగా భావించాలా, ఇది అనండి. మనస్సునే బ్రహ్మ అనుకోమన్నారు అంటే మనస్సునే బ్రహ్మ అనుకోవాలా, బ్రహ్మమును మనస్సు అనుకోవాలా, రెండూ ఒకటే కదండి. ఏ ఇజుకుట్టు బి అన్నప్పుడు బి ఇజుకుట్టు ఏ కదా, అలాంటి లెక్క ఇక్కడ కుదరదండి, దీని లెక్క దీందే, చిన్న తేడా ఉంది రెండింటికి, ఇది చూడండి. అందుకే ఇక్కడ మాట బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్, ఇక్కడ మనస్సు అనేది నికృష్టము, బ్రహ్మం ఉత్కర్షం. నికృష్టము అంటే మళ్ళీ నీచ శబ్దం తీసుకెళ్ళిపోతుంది, తక్కువది అని అర్థం. బ్రహ్మం కంటే మనస్సు తక్కువ దవనా కదా, ఎందుకంటే మనస్సుకి వాటి నుండి అతీతుడైన సర్వవ్యాపకుడు, మనస్సు ఉపాధి, ఆయన నిరుపాధికుడు, అవునా లేదా. ఉపాధి అయినటువంటి మనస్సుని నిరుపాధికమైన బ్రహ్మముగా నువ్వు ఉపాసన చేయు అన్నప్పుడు ఇక్కడ దీని అర్థమేమిటి, దేన్ని దేనిలో కలుపుతావు, పరిమితి కలిగినటువంటి నికృష్టమైన దాన్ని ఉత్కర్షత ఉత్కృష్టమైన దానితో కలపడం కాదు, దీని యందు ఉత్కృష్టమును భావించు అన్నాడు ఇక్కడ. అందుకే మనస్సు మొదలైన వాటి యందు బ్రహ్మదృష్టిని ఉంచి ఉపాసించు అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే, మనం మొన్న గంగ గురించి చెప్పుకున్నట్టే, కలశంలో గంగ ఉన్నది అనుకో, తప్పేమీ లేదు, అంతేగాని ఈ మొత్తం గంగ అంతా కలశమే అంటే అది వచ్చింది చాలా చిక్కకి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఆ మనస్సులో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దివ్యత్వాలను పరిశీలించి దాని యందు ఇక్కడ దీనిలో బ్రహ్మం ఉన్నాడు అనే దృష్టితో చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తున్న సూర్య మండలము, నేను ఈ మాట జాగ్రత్తగా అంటున్నాను, మళ్ళీ ఆదిత్యోపాసన నిర్గుణతత్వంతో చేసేటప్పుడు, సగుణ బ్రహ్మోపాసనగా చేసేటప్పుడు పద్ధతి వేరు. సగుణ బ్రహ్మ మొన్న వరకే ఆదిత్యారాధన చెప్పుకున్నాం వారం రోజులు, అది సగుణ బ్రహ్మోపాసన పద్ధతిలో చెప్పుకున్నాం. కానీ ఆదిత్య మండలమే బ్రహ్మము అన్నప్పుడు ఆదిత్య మండలము నందు బ్రహ్మమును ఉంచి ఆరాధించడం కదా. ఆ బ్రహ్మమంతా ఎంత అంటే ఈ ఆదిత్య మండలం అంతేనండి అనడం కాదు, అక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. కనుకనే ఈ పరిమితిలో నువ్వు చూస్తున్న దాని యందు అపరిమితమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని భావించు. మనం ఆలయానికి వెళ్ళాం, విగ్రహం చూసాం, విగ్రహం చూసి దండం పెట్టిన వాళ్ళందరూ మోక్షం రాదు, అయితే ఒకటి పాపం పోతుంది, చాలా గొప్పది, మంచిదే కదా, సత్కార్యం, పుణ్యం అది. కానీ నువ్వు సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఎంతున్నాడు అంటే, పలానా గర్భుల్లో కూర్చుని మేము చూస్తూ ఉంటే పక్కకు తోసేస్తూ ఉంటారే అక్కడ కూర్చుని ఉన్నాడండి అని ఆయన నువ్వు అంత పరిమితంగా చూడకు. పరిమితమైన దాంట్లో ఆ పరిమితుడు అక్కడ ఉన్నాడు అని భావించు, అలా భావించి ఆరాధించుకో ప్రతీక అనేటప్పుడు. అందుకే ఇక్కడ ఉత్కర్ష వల్ల, ఉత్కర్ష బ్రహ్మముకు ఉన్నది గనక, బ్రహ్మము ఉత్కృష్టమైనది గనక, నికృష్టము లేనటువంటి మనస్సు మొదలైన వాటి యందు బ్రహ్మదృష్టి నుంచి ఆరాధించాలి, ఇది తప్పు కాదయ్యా అన్నాడు. అందుకే ఇక్కడ బ్రహ్మదృష్టిరేవ ఆదిత్యాదిషు ఉత్కర్షాత్ స్యా, కస్మాత్ ఉత్కర్షాత్ అన్నాడు. ఆదిత్యాదుల యందు బ్రహ్మదృష్టి ఉంచాలి, కస్మాత్ ఎందువల్ల ఉత్కర్షాత్, ఆ బ్రహ్మమే ఉత్కర్షమైనది గనక. ఇది ఎలాంటిది అంటే, మనకి ఒక రాజుగారి దగ్గర పని చేయించుకోవాలనిపిస్తుంది, రాజుగారు దొరకట్లేదండి, ఇది వాళ్ళ సెక్రటరీ గారు లేదా వాళ్ళ బంట్రోదు గారు దొరికారు. ఇక్కడ ఈ ఉపమానం ఎంత చక్కగా అంటే, లోకం పట్టని శంకరులు ఎంత లౌకికమైన ఉదాహరణలు ఇస్తాడో మహానుభావుడు ఇక్కడ చూడండి. అందుకే బ్రహ్మజ్ఞుడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడంటే ఇలాగ అవుతాడేమో, ఎంత గొప్ప విషయమో చూడండి. ఉత్కర్ష దృష్టి నికృష్టే అధ్యసితవ్యేతి లౌకికో న్యాయ అన్నాడు ఇక్కడ. ఉత్కృష్టము నికృష్టమునంత చూడడం అనేది మీకు లోకంలో కూడా ఉంది అయ్యా అన్నాడు. అలా చెప్తే మనకు సరిగ్గా అర్థమవుతుంది. ఎలాగంటే, ఒక రాజుగారి దగ్గరికి మనం వెళదామన్నా, ఆయన చూద్దామన్నా, పని చేయించుకోవాలని జరగట్లేదు. ఆయన దగ్గర ఎప్పుడు తిరిగేటువంటి ఒక సారథో లేకపోతే ఒక బంట్రోతో సేవకుడు దొరికాడు, ఆయన్ని పట్టుకున్నాం. పట్టుకుని నువ్వే రాజువయ్యా, రాజంత్రి వాడివయ్యా, రాజంత్రి వాడివయ్యా అన్నాం వీడిది, పర్వాలేదు ఎందుకంటే ప్రస్తుతం వాడే దొరికాడు, వాడు ఎలాగో దొరకట్లేదు కనుక, నువ్వు రాజంతటి వాడివయ్యా, నువ్వే రాజువయ్యా అంటే ఏం తప్పులేదు, పని జరిగిపోతుంది. ఎందుకు నువ్వు రాజంతటి వాడివయ్యా అరడం చేత రాజుగారి పనంతా వీడు చేయించగలడు, వెళ్ళి నన్నే రాజన్నాడు కనుక చేసేస్తారని చేయించేస్తాడు సేవకుడు. కనుకనే సేవకుడిని పట్టుకుని నువ్వు రాజంతరు వాడు వెయ్యి అంటే పర్వాలేదు, కానీ రాజును పట్టుకుని నువ్వు సేవకుడు వెయ్యి అంటే బాగుండదు కనుక అన్నాడు. ఇది అక్కడ ఇది చక్కడు ఉపమానం చెప్పాడు. అందుకే మనస్సునందు బ్రహ్మమును చూచుట, బ్రహ్మమునందు మనస్సును చూచుట అనే దానికి ఇది తేడా అండి. సేవకుడిని రాజు అంటే బాగోదు, కానీ సేవకుడిని రాజు అంటే పని సరిగిపోతుంది, కానీ రాజును సేవకుడు అంటే జరగదు కదా. అది ఇదే చక్కగా ఆ మాటే ఇక్కడ వివరించి ఉదాహరణగా చూపించారు, కనుక ఏ విధంగా చేయాలో చూపించారు కదా. ఇప్పుడు ఈదృశంచ అత్ర బ్రాహ్మణ ఉపాస్యత్వం యత్ ప్రతీకౌ తద్దృష్టి అధ్యారోపణం అన్నాడు ఇక్కడ. ప్రతీకలయందు ఈ విధంగా బ్రహ్మమును చూడ్డాన్ని అధ్యారోపణం అంటారు. దానిని దీనియందు ఆరోపించి బ్రహ్మభావన తెచ్చుకున్నట, ఇది అధ్యారోపణం అంటారు. ఎలాగు అంటే ప్రతిమాదిశ్వివా అన్నారు, ప్రతిమాదులయందువలే అన్నారు. ప్రతిమా ప్రతీక ఒకటి అనలేదు, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతిమాదిశ్వివ విశ్వాదీనాం అన్నారు, ప్రతిమాదిశ్వివ విశ్వాదీనాం అంటే విష్ణువాది ప్రతిమలయందు విష్ణువాదుల దృష్టి పెట్టినట్లు. నిజంగా ప్రతిమ విష్ణువా? అంత కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రాయిలోనే ఉన్నాడా అండి? అలాగని అక్కడికి వచ్చిన అదేం కృష్ణుడా రాయి అని మాత్రం అనకూడదు. ఎందుకంటే అధ్యారోపణ దృష్టితో దాన్ని నువ్వు కృష్ణుడు పరమాత్మ అని అనుకున్నావు. అలా అనుకోవడం వల్ల తప్పేం లేదు, కానీ అక్కడ ఏదో పొరపాటు చెయ్యితే అక్కడికి కృష్ణుడు గౌరవ వేణువు విరిగిపోతే కృష్ణుడు వేలు విరిగిపోయింది, కృష్ణుడు ఇది విరిగిపోయింది అనకు, అది వచ్చింది బాధ. ఎందుకంటే ఆయనకి అదేం కాదు, ఈ ఎరుక కానీ ఉంటే చక్కగా తెలుస్తుంది. అందుకే మొట్టమొదటి ఏంటంటే ఇవన్నీ చాలా క్షుద్రములు ఛిద్రములు అనిపిస్తాయి ప్రతిమాదులు, కానీ కొంచెం పక్వదశకు వెళ్ళాక వీడు వాటి ఎందే పరమాత్మను చూపించకపోయినా ఉదాసీనంగానే ఉంటాడు వాటి విషయంలో, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వివేకానందని విదేశస్థులు ఒక మాట అడిగట. స్వామి వివేకానంద మాట మాటకి ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానంద ఈ వేదాంతం ద్వారానే ఆయనకి జగద్గురు స్థానం వచ్చింది, శంకరులు చెప్పిన మాట. ఎందుకంటే రమణ్ పరమహంస దగ్గర ఆయన ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, మానవుడి మేధస్సు నుంచి మూడు పుట్టాయి, మానవుడి మేధస్సు నుంచి మూడే వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఎంత అందమైన మాటలు చూడండి, మూడు, ఇంకే జంతువులు తీసుకురాదు, ఒక హ్యూమన్ బ్రెయిన్ తాలూకా కంట్రిబ్యూషన్ మూడే మూడు. ఇంకా చెప్పండి, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఎక్స్క్లూజివ్లీ, కేవలం మానవులు మాత్రమే చేయగలిగిన మూడేట, ఒకటి సైన్స్, రెండవది ఆర్ట్స్, మూడవది రిలీజియన్, విజ్ఞానము, కళలు, మతము, ఈ మూడు. ఇంకేమైనా ఉన్నాయా? మీరేం చెప్పని మూడిట్లో దేనిలో దానికి ఉంటుంది. అయితే సైన్స్కి ఆర్ట్స్కి విరుద్ధం కనిపిస్తుంది. మీరు ఆర్టిస్టిక్గా సూర్యుడిని చూసి బంగారంలా ఉన్నాడు అంటే సైంటిస్ట్ ఒప్పుకోడు, మతమేమో ఇంకోలా చెప్తుంది, ఎవరు ఒప్పుకోరు. ఈ మూడింటికి ఏకసూత్రం ఏదైనా ఉందా అని అడిగట వివేకానంద పరమహంసని. అడిగితే పరమహంస గొప్ప మాట అన్నట్ట, ఈ మూడింటికి ఏకసూత్రం అర్థం కావాలంటే ఉపనిషత్తు ఇచ్చిన అద్వైతం ఒక్కటే ఏకసూత్రం అని చెప్పారు. అంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు చూడండి. అదే అలా ఆలోచించాలో, అది పద్ధతి, చక్కటి విచిత్రం. అందుకు అప్పుడు ఆయనలో చాలా రియలైజేషన్ వచ్చింది. భగవంతుని నిరాకార నిరాకారాన్ని ధ్యానించే ఆయనకి క్షీరభవాని అమరనాథ్ దగ్గర వెళ్ళేటప్పటికీ అమ్మవారి దర్శనమైంది, పరమహంస సన్నిధిలోనే ఖాళీ దర్శనమైంది. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, భగవానుడు నిరాకారుడు సాకారుడు కూడా అన్నాడు. శంకరులు ముందే చెప్పారు అన్నమాట, నిరాకారుడైనప్పటికీ తన మాయతో ఆయన స్వీకరించగలడు అని చెప్పడంతో ఆయన్ని అమెరికాలో అప్పటికే ఆయన అనేక వేదాంత ఉపన్యాసాలు ఇచ్చారు. అక్కడ అందరూ కూడా మంచి మేధావులు, సామాన్యులు కదా కదా, సైన్స్ని తీసుకొచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అప్పుడే ఎంత ఆలోచించడం మొదలుపెట్టింది. సైన్స్ని నిందించడం కాదు, వాళ్ళ బ్రెయిన్ ఎంత చక్కగా వాడుకున్నారో ఒక స్థాయి వరకు. అలాంటి వాళ్ళు ఈయన చెప్పిన వేదాంత శాస్త్రం విని అద్భుతంగా గౌరవించారు. ఎందుకంటే సృష్టిలో ఫిలసాఫికల్ రిలీజన్ హిందూ మతం మాత్రమే వాళ్ళకి తెలిసింది, ఇది గుర్తుపెట్టుకోండి. వేదాంతం వైపు, తాత్వికత వైపు తీసుకెళ్ళిపోతుంది. మనం వెళ్ళి గుళ్ళకి దండం పెట్టుకుని మంచిదే కానీ ఇలా రా, పైకిరా పైకిరా పైకిరా అక్కడికి తీసుకుపోతుంది. అంత గొప్ప విషయం అండి, తాత్వికత వైపు తీసుకుపోతుంది. అలాగూ అంటూ ఆయన్ని ఒక ప్రశ్న వేశాట ఏకాంతంలో ఉన్నప్పుడు, ఏమండి మీరు ఇంత వేదాంతం చెప్తూ మళ్ళీ విగ్రహారాధనని బట్టి సమర్థిస్తారు ఎందుకండి అని అడిగట. దానికి ఆయన చెప్పిన సమాధానం అత్యద్భుతమైనది. అదేమిటి అంటే, ఎప్పుడైనా ఒక సంప్రదాయాన్ని తక్కువ ఎక్కువ నిర్ధారించాలంటే ఆ సంప్రదాయంలోంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు అయ్యారా తక్కువ వాళ్ళు అయ్యారో తెలుసుకోవన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట చూడండి, ఒక స్కూల్ ఆఫ్ థాట్లోంచి వచ్చినవాడు గొప్పవాడు అయ్యాడు అంటే స్కూల్ ఆఫ్ థాట్ గొప్పది, అందులో వచ్చినవాడు పతనం అయిపోయాడు అంటే స్కూల్ ఆఫ్ థాట్ చెడ్డది. మేము విగ్రహారాధన ఎందుకు ఒప్పుకుంటామంటే విగ్రహారాధన సంప్రదాయంలోంచి మహామహులు వచ్చారయ్యా మా దేశానికి, అందుకు ఒప్పుకుంటాం. అరుణాచలమని ఒక గిరి, అందులో అరుణాచలేశ్వరుడు అనేవాడే లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు వస్తారా? వెంకటేశ్వరుడు అనేవాడు లేకపోతే అన్నమయ్య వస్తాడా? ఎలా చూసాడు ఆయన, విగ్రహంగా చూసాడా? ఆయన ఎలా చూసాడో మనకు చూడడం జాతి కాదు అది. కనుకనే ఆ చూపు వేరు, అది ఎక్కడికి తీసుకెడుతుంది. ఈ మాట మధ్యలో నేను ఆపి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళి నాకు పూజల మీద వాటి మీద విరక్తి వచ్చిందండి అని కాదు, తెలిసి నిజంగా దాటేమా సంతోషం ఇక్కడ, అలాగని వాటితోనే పరిమితం అయిపోండి అని కూడా నేను చెప్పట్లేదు. ఒక్కటి, ఈ సనాతన మతం ఆవిష్కరించినది ప్రతి విషయం ప్రతి మానవుడికి ఏదో ఒక దశలో ఉపకరించేది, కనుకని ఏరు దాటి తెప్ప తగలేసే రకం కూడదు అని చెప్పడం కోసం ఒకవైపు శంకరులు, మరొకవైపు పరమహంస, మరొకవైపు రమణులు, మరొకవైపు వివేకానందులు దన్ను చూసుకుని విషయాలు నేను చెప్పడం జరిగింది. అన్యదా భావించవద్దు దయచేసి. అందుకు ఇక్కడ ఉపాసన ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఉపాసించవలసిన పద్ధతి చెప్పారు, ప్రతీకను ఎలా ఆరాధించాలో చెప్పారు. ప్రతీక ఎందు బ్రహ్మదృష్టిని పెట్టుకో, ఈశ్వరుని ఎందు ఆత్మదృష్టిని పెట్టు, ఆరాధించు. ఎంత చక్కగా చెప్పాడు కదా, కనుక పరమేశ్వర భావంలో ఉండవలసింది. ఇప్పుడు ఆసీనాధికరణం సాధనకు కావలసినటువంటి విషయంలో చెప్తున్నారు. ఎలా చేయాలి ఉపాసన అంటే కూర్చుని చేయాలి, నిలబడి చేయిచ్చా పడుకుని చేయిచ్చా కూడదు, కూర్చుని చేయాలి. అందుకు ఆసీన సంభవాత్ సాధన. అయితే ఒకటి, సిద్ధ దశలో ఉన్నటువంటి వాడు, ఇంచుమించు ఆ దశకు వెళ్ళిపోయిన వాడు అన్ని చోట్ల బ్రహ్మచింతన చేసేవాడు విషయం వేరు. కానీ సాధకుడు మాత్రం ఇప్పుడు ఈ చింతన చేయడానికి సాధనలో ఈ చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ, నేను కానని అనాత్మల్ని పరిహరిస్తూ, నేనైనా ఆత్మని గ్రహించుతూ చేసే సాధన ఏదైతే ఉన్నదో అది కూర్చొని నిలకడగా చెయ్యాలి సాధనలో. అది ఇక్కడ వివరించారు. అయితే గచ్చంతిష్టం స్వపన జాగ్రన్ ఉన్మిషన్ నిమిషం నప్పిన మాట ఉన్నది, నడుస్తున్నా తిరుగుతున్నా ఊపిరి, అదేంటంటే నిరంతర చింతన అనే బ్రహ్మచింతన. కానీ సాధన ప్రారంభ దశలోకే ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకే ఆసీన సంభవాత్ కూర్చుని చేయాలి. అందుకే సాధారణంగా మన మహాత్ముల్ని వాళ్ళందరినీ కూర్చున్న భంగిమలో చూపిస్తారు. ఇక్కడ కూర్చుని నిలబడి వినండి 2 గంటలు అంటే ఎవడని ఒప్పుకుంటాడండి. ఎందుకంటే ఒక్కొక్కటి గ్రహించడానికి ఒక్కొక్క స్థితి. మామూలుగా కాలేజీలు స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా అని వాడు పిల్లలు కదా నిలబడి వినమన్నారు, వాళ్ళు కూర్చోవలసిందే. ప్రతి భగవంతుడి శరీరానికి వివిధ దశల్లో ఇచ్చిన ఒక స్థితిలోంచి ఒక్కొక్కటి పొందగలం మనం. అందుకు ఇక్కడ కూర్చునే చేయాలి. ఆసీన సంభవాత్, ఆసీనుడైతేనే సంభవం గనక అన్నాడు ఇక్కడ. శ్రవణ మననాదులకి ఆసీనుడైతేనే సంభవిస్తుంది గనక అన్నాడు. ఎందువల్లంటే ఉపాసనం సమాన ప్రత్యయ ప్రవాహ కారణం. గొప్ప మాట, సమాన ప్రత్యయములు అన్నాడు ఇక్కడ. అంటే ఒకే సజాతీయమైన మనోవృత్తి ప్రవాహములు అన్నారు. అందు మనస్సును మనం పరమాత్మను భావన చేసినప్పుడు ఆ పరమాత్మ భావన ఈ మనోభావన ఈ ప్రవాహం ఉన్నదే, దాన్ని నిలకడగా పట్టడానికి కావలసింది ఏంటంటే కూర్చోవాలి. అందుకే నతద్గచ్చతో ధావతో వా సంభవతి. మనస్సును అలా ఏకాగ్రంగా పట్టడం అనేది అంటే సమానమైన జ్ఞాన ప్రవాహాన్ని కలిపి నడిపించడం అనేటువంటిది. గచ్చతో ధావతో న సంభవతి, నడుస్తూ పరిగెడుతూ చేసేది కాదు అది. గచ్చాదీనాం చిత్త విక్షేపకారకత్వాత్, అందుకే ప్రవచనాలు చెప్తున్న మధ్యలో నడవకూడదు. ఎందుకు? చిత్త విక్షేపం కలిగిస్తుంది ఎవరికి, నడిచిన వాడికి, కూర్చున్న వాడికి, చెప్పేవాడికి కూడా. అవి చిత్త విక్షేపకారకత్వాత్ అని చెప్తున్నాడు ఇక్కడ. గత్యాదీనాంచ చిత్త విక్షేపకారం, మనస్సును చెదరగొడుతుంది అయ్యా అది అలా చేస్తే. అందుకు తిష్టతోపి దేహధారణే వ్యాపృతం మనః నా సూక్ష్మ వస్తు నిరీక్షణ క్షమం భవతి అన్నాడు ఇక్కడ. అదేవిధంగా నిలబడితే నువ్వు అలా నిలకడగా సూక్ష్మ వస్తువుని పట్టుకోలేవు నిలబడితే. అందుకే కూర్చుంటేనే సూక్ష్మ వస్తు నిరీక్షణ క్షమం. గొప్ప పదం వేశాడు ఇక్కడ. సూక్ష్మ వస్తువైన ఆత్మని నువ్వు చక్కగా స్పష్టంగా చూడాలి అంటే ఆసీనుడివై ఏకాగ్రంగా చూడాలి. నిలబడ్డా నడిచినా పరిగెత్తినా సాధ్యం కాదు, పడుకుంటే అంతకంటే సాధ్యం కాదు. నువ్వు పడుకుని చింతన చేస్తుంటే అలా నిద్రలోకి పోతావు, అటు పోవు. నువ్వు ఇక్కడ కూర్చుని కూడా నిద్రపోయగలిగే మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి ప్రణామం. ఇంకా వాళ్ళకి సాధనకి ఎంత దూరమో నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ కొంత నిలబడి కూడా నిద్రపోగలరు, సమర్థతలు వరలు. ఒక జాతి ఉందిట, గాడిదలు నిలబడుకుని నిద్రపోతాయట. అక్కడ కూర్చొని నిలబడే, కూర్చొని కూడా నిద్రపోయే జాతిని ఏమంటారో నాకు తెలియదు. సరే, మొత్తానికి ఇది కనుకనే కూర్చొని ఉంటేనే ధ్యానానికి సాధ్యమవుతుంది అన్నాడు. ఎందువల్ల అయ్యా కూర్చొని ఉండాలంటే ఆ ప్రక్రియ పేరే ధ్యానం గనక అన్నాడు. ధ్యానాచ్చ అది సూత్రం, ఇంతే ఈ సూత్రం. ధ్యానాచ్చ అది ధ్యానము వలన చేయబడే సాధన గనక అన్నాడు ఇక్కడ. అందుకు ధ్యానం అనేది కూర్చొని చేయవలసినదే అన్నాడు. ఇక్కడ మొన్నొక్కరు అడిగారు ధ్యానానికి భావనకి తేడా ఏంటండి అని. భావన అంటే భావించడం, ధ్యానం అంటే మనసుని నిలుపుట, ఒక దాని ఎందు అలా నిలపడం. కనుక భావించాలి అంటే దేనిని భావించాలో దాని ఎందు మనస్సును బుద్ధిని నిలపాలి. బుద్ధిని దాని ఎందు నిలుకడ కలిపి ఉంచుట, అలా నిలుకడ చేసి భావించుట. కనుక ధ్యానంలో భావం అంగం కావాలి. ఒకటి ధ్యానం లేని భావన ఎటో ఎటో పోతూ ఉంటుంది, ధ్యానం కలిగిన భావన అటే తీసుకువెళుతుంది. అందుకే ధ్యానపూర్వకమైన భావన. కానీ ధ్యానం భావం కలుపుకోవచ్చు. అలాంటి భావనకి భగవంతుడు దొరుకుతాడని భావనాగమ్య అన్నారు. అది పొందడానికి పనికొచ్చే ధ్యానం గనక ధ్యానగమ్య అపరిచ్ఛేద్య అనే విషయం అక్కడ చెప్పబడుతున్నది. చూసారా సూత్రములు ధ్యానగమ్య. పైగా ఎందువల్ల ధ్యానము అన్నారు, ప్రతిదానికి సూత్రాలు ఎంత అద్భుతం. అచలత్వంచ అపేక్ష, అచలత్వాన్ని అపేక్షించి. ధ్యానములో అయితేనే కదలకుండా మెదలకుండా ఉండగలరు. కనుక కదలకుండా మెదలకుండా ఉండడానికి కావలసిన ధ్యానానికి కూర్చునే చేయాలి గనక ఈ ఆసీనాధికరణంలో 3వ సూత్రం అచలత్వము అపేక్షము. అచలత్వం కోరదగినది. ఎందుకంటే పృథ్వీ గురించి ఛాందోగ్యోపనిషత్తులో ఒక మాట చెప్తూ, అంటే మనం దేని మీద ఉన్నాం, భూమి మీద. కనుక భూమి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే జాయతి ఇవ పృథివీ ధ్యానిస్తున్నట్టు ఉంటుందిటండి. మనం చూసే జాయతి ఇవ, అంతేగాని పృథ్వీ ధ్యానిస్తోంది అనదు, పృథ్వీ ధ్యానిస్తున్నట్టుంది. ఎందుకంటే స్థిరంగా ఉంది కనుక. అంటే మనం తెలివైన వాళ్ళం, భూమి స్థిరంగా ఉండదండి. 24 గంటలు తనలో తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ, ఇవన్నీ ఇక్కడ వేదాంతం తీయద్దు. నీకు స్థిరంగా ఉన్నట్టు కనబడుతుంది, దాని స్థిరత్వం లేకపోతే మన బతుకులు స్థిరత్వం కాదు. కనుక రిలేటివ్గానైనా స్థిరమే కదా, అక్కడ అదే తీసుకోవాలి. జాయతీవ పృథివీ, ధ్యానము చేస్తున్న దాని వలె ఉన్నది పృథివీ. కనుక పృథివీ ఎందు ఉన్న నువ్వు ఆ ధ్యానం ద్వారా అచలత్వాన్ని పొందగలవు. అచలత్వానికి ధ్యానము ప్రధానం. ఈ విషయం స్మరంతిచ, స్మరంతిచ తర్వాత సూత్రం. స్మరంతి అంటే అర్థం ఏం చెప్పుకున్నావు, స్మృతులు ఎందుకు కూడా ఇదే చెప్పబడింది కదండి అన్నాడు. ఎందుకంటే భగవద్గీతలో చెప్తున్నాడు సాధన ఎలా చేయాలి, కూర్చుని ఎలా చేయాలి సాధనాంశములు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. శుచైన దేశమునందు చక్కగా కూర్చొని పరిశుద్ధమైన ఆసనమును ప్రతిష్ఠ చేసుకుని దానిపై కూర్చోవాలి. స్థిరాసనం అన్నాడు ఇక్కడ, స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి. కనుకనే స్థిరము సుఖము అయినటువంటి ఆసనం. అయితే ఏ దిక్కును చేయాలి, ఏ చోట చేయాలి అంటే, నాయన కర్మలలో అయితే దిక్కులు చోట్లు చూసుకోవాలి, కానీ ధ్యానానికి ఫలానా దిక్కు ఫలానా చోటు అనేది లేదయ్యా జ్ఞాన సాధనలో అన్నాడు. ఎందుకంటే కర్మల్లో మాత్రం అక్కడ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పెట్టాలి, ఏ పరివార దేవతలను ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కర్మాంగములు. కానీ అక్కడ మాత్రం దిగ్దేశకాల నియమాలు ఉంటాయి, ఏ ముహూర్తంలో ఏ యజ్ఞం చేయాలి, ఏ వేళలో ఎవరిని ఆరాధించాలి, ప్రాతకాలం ఎలా ఆరాధించాలి, ఇవన్నీ దానికి నియమం. అంతేగాని భగవంతుని ఆరాధించిన ఎప్పుడైనా పర్వాలేదండి అనేది జ్ఞానంలో. అది పట్టుకొచ్చి ఇక్కడ అంటూ మళ్ళీ అంటగట్టకూడదు. మనం చేసేటువంటి పిల్లలు బాగుండాలను, పెళ్ళిళ్ళు కావాలనో చేసే పూజలకు అది అంటగట్టకండి. అక్కడ చేసే విధానాలు మాత్రం తప్పనిసరిగా శాస్త్ర ప్రకారం చేయాలి. ఎందుకంటే వేదాంత వాక్యాలు తీసుకొచ్చు, మామూలు వాటికి అతికించేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అక్కడికది. అందుకే శంకరులు ఇక్కడ ఏం చెప్పారంటే, కర్మకాండ ఉన్న చోట దిగ్దేశకాల నియమాలు ఉన్నాయి కానీ ఈ బ్రహ్మోపాసనకి అది వర్తించదు అన్నారు. మరి శ్వేతాశ్వత నక్షత్రంలో మాటనది, చోటు జాగ్రత్తగా ఉండాలి అని. సమే శుచౌ శర్కరావన్నివాలుక వివర్జితే శబ్దజలాశ్రయాదిభి మనోనుకూలే నతు చక్షుపీడనే గుహానివాతాశ్రయణే ప్రయోజయేత్. ఈ విషయం మనకి ఇతర వేదాంతశాస్త్రంలో కూడా చెప్తారు. సాధారణంగా తపస్సు సాధన చేసేటువంటి వాడు కొన్ని రాళ్ళు రప్పలు ఉన్న చోట్లలోనూ, శిథిలమైన ప్రాంతాల్లోనూ, శుభ్రం చెయ్యని చోట్లలోనూ చేయరాదు. అలాగే నిరంతరం ఏవో చప్పుళ్ళు వచ్చేటువంటి చోట చేయకూడదు. కంటికి చెవులకి పీడ కలిగించే చోట్లు ఉండకూడదు. అంటే తీవ్రమైన ప్రకాశం ఉన్న ఇచ్చాదుల వల్ల కంటికి పీడ కలుగుతుంది, అందుకే అలాంటి చోట చేయకూడదు. గాలి బారని చోట్లలో చేయకూడదు, ఉక్కపోత మొదలైన వాటివి అనివన్నీ వివరించారు. అలాంటి చోట చెయ్యు అని చెప్పారు కదా. మరి మీరు దిగ్దేశకాలాదులు లేవని ఎందుకు చెప్తున్నారు అంటే, అందులో మాట చూడండి, మనోనుకూలే అని మాట ఉన్నది అన్నాడు ఇక్కడ. మనోనుకూలే అంటే ఇవి అవసరమే, కూడదని కాదు. ఎందుకంటే స్థల ప్రభావం కూడా ఉంటుంది చాలా విషయం. ఉత్తిష్టంత భూత పిశాచని ఊరికే అంటారా, స్థల ప్రభావం కూడా ఉంటుంది మనస్సు మీద. ఎందుకంటే మనం ఇంకా మనస్సు నియంత్రణలో ఉన్నాం, సాధనలో మనస్సు నియంత్రించాలని సాధన చేస్తున్నాం. అప్పుడు అనేక ప్రభావాలు ఉంటాయి. కనుకనే మనోనుకూలే అన్నప్పుడు కొన్ని మంత మనం శుభ్రం చేసుకున్నప్పటికీ మనస్సు అక్కడ అనుకూలంగా ఉండాలి. ఎంత శుభ్రాదులు చేసుకున్నా మనస్సు అనుకూలంగా లేనప్పుడు సాధన ఉండదు. కానీ మనోనుకూలమైన చోటలో, కనుక ఇక్కడ సూత్రం ఏంటంటే, ఎత్ర ఏకాగ్రత తత్ర అవిశేషాత్, ఎక్కడ నీకు ఏకాగ్రత కుదురుతుందో అక్కడ ఉపాసన చెయ్యు. బహుశా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఎందుకు ఏకాగ్రత కుదిరింది, అయ్యా నాకు ఆసనం లేదు ఇక్కడ కూర్చోవాలా, దీపం లేదు దేవుడికి, హాయిగా ఇక్కడే చేసుకోవచ్చు. ఏకాగ్రత కుదిరితే చేసుకో. కనుక ఏకాగ్రత కుదిరే చోటే సాధన చేయాలి. ఎంతవరకు సాధన చేయాలండి, 40 రోజుల? ఆప్రాయణాత్ తత్రాపి దృష్టం, ఇది సూత్రం. ఆప్రాయణాత్ అంటే మరణ పర్యంతము ఉపాసన ఆవృత్తి చేయవలసినదే, ఉపాసన చేయవలసినదే. అందుకే యశ్చిత్తస్తేనేష ప్రాణమాయాతి ప్రాణస్తేజసాయుక్త సహాత్మనా యథా సంకల్పితం లోకన్నయతి అని సూత్రం చెప్తోంది ప్రశ్నోపనిషత్తులో మంత్రం ఇది. దీని అర్థం ఏంటి అంటే, వాడు మరణ పర్యంతం ఎందుకు చేయాలంటే, మరణ పర్యంతం ఏది చేస్తాడో అదే మరణకాలంలో వాడి చిత్తం నుంచి స్మరింపబడుతుంది అన్నాడు ఇక్కడ. అందుకే మరణ పర్యంతం నువ్వు నిరంతరం నిరంతరం నిరంతరం చేయడం వల్ల ఆ సమయంలో ఆ మనస్సుకి అదే స్ఫురిస్తుంది. అందుకే మరణకాలంలో ఏ చిత్తం కలవాడై ఉంటాడో ఆ చిత్త సంకల్పాదులతో కూడినటువంటి మనస్సుతో దానికి సంబంధించిన స్థితినే జీవుడు పొందుతాడని మంత్రానికి అర్థం అండి. కనుకనే ఆ నిరంతరం అదే చింతన చేయడం వల్ల మరణకాలంలో ఆ చింతన నీకు అక్కడికి తీసుకువెళుతున్నది, కనుక అప్పటి వరకు చేసుకో అన్నాడు. ఇదే మాట భగవద్గీతలో చెప్పింది, ఎం ఎం వాపి స్మరణ్ భావం చజంత్యంతే కళేవరం తం తమేవేత కౌంతేయ సదా తద్భావభావిత సదా తద్భావభావిత ఎల్లప్పుడు అదే భావాన్ని నువ్వు భావించడం చేత నువ్వు దాన్నే పొందుతావు. అలా భావిస్తూ శరీరాన్ని త్యజించితే అదే పొందుతావు. ఎందుకంటే ఇది ఎప్పుడు పోతుందో తెలియదు కదా, కనుక ఎప్పుడూ అదే చేస్తూ ఉంటే చేస్తున్నప్పుడు పోతుంది. అదే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, కలవక కొన్ని వేళలు నికామ భవత్పద చింతనానలోజ్వలిత శిఖాసనాథములు స్వామి. ఎంత అందంగా అన్నారు చూడండి, కల ఒక కొన్ని వేళలు. నేను ఎన్నో సాధనలు చేశాను, ప్రతి సాధన నేను సకాముణ్ణే చేయలేదు, నీపై ప్రేమగా ధ్యానం చేశాను. ఆ ధ్యానం చేసినప్పుడు మనసు అటు ఇటు చెదిరిపోతుంది, నిలబడట్లేదు. కానీ నేను ఆ సాధనలు చేసినప్పుడు కొన్ని సమయాలు ఉన్నాయ్యా, నికామ భవత్పద చింతనానలోజ్వలిత శిఖాసనాథములు స్వామి, ఏ కోరిక లేకుండా పూర్తి తాదాత్మ్యంతో నిన్నే ధ్యానించినటువంటి ఆ భావనా జ్వాలలతో వెలిగిపోయిన క్షణాలు కొన్ని ఉన్నాయి. నన్ను మృతి పొందని వెతన్ నిమేషములందు అన్నారు ఇక్కడ. అలా ధ్యానిస్తున్న సమయంలోనే నన్ను మృతి నియ్యవయ్యా అని ప్రార్థన చేస్తారు పరమేశ్వరుడు ఇక్కడ. అదండి, అందుకు ఆ నిరంతర భావన అక్కడ వరకు చేయవలసినది అనే విషయాన్ని చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట, అయ్యా బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి పాపపుణ్యాలు బాధిస్తాయా, ఇది ప్రశ్న. ఇది తదధిగమాధికరణం అని, బ్రహ్మసాక్షాత్కారం వల్ల పాపం నశిస్తుందా, ఇది ప్రశ్న. అంటే తదధిగమ ఉత్తర పూర్వాఘయో రశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్, ఇది సూత్రం. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పూర్వ ఉత్తర పాపాలన్నీ నశించిపోతాయి అని శాస్త్రం చెప్పింది అన్నాడు ఇక్కడ. వ్యపదేశాత్ అంటే చెప్పడం చేత, మాటిమాటిగా అది ఒకటి శాస్త్రం చెప్పింది కనుక అని. అంటే బ్రహ్మజ్ఞానానికి పూర్వము బ్రహ్మజ్ఞానం తరువాత ఉన్న పాపాలన్నీ పోతాయి. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పాపాలు చేస్తారనమాట, అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పాపాలు చేసినా అంటావు కనుక రెడీగా బ్రహ్మజ్ఞానం తెచ్చుకుందాం, ఎందుకు పాపాలు చేస్తా అంటావు కనుక, ఇలా అనుకుంటే మళ్ళీ పొరపాటు. ఇక్కడ ప్రారంభం ప్రేరేపణ వల్ల తెలియకుండా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం, అందుకే తర్వాతవి అనడంలో ఇదే విషయం. పూర్వం బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పూర్వంవి పోతున్నాయి, తర్వాతవి అంటట్లేదు. ఇది చాలా ఇక్కడ మాటకు అది అనమాట, పూర్వంవి నశిస్తున్నాయి తర్వాత అంటవు గనక అవి లేనట్టే, కనుక ఉభయములు నశించినట్లే అన్నాడు. ఇక్కడ పాపము అన్నారు కనుక పాపం మాత్రం పోతుందంటే పుణ్యం ఉంటుందన్నమాట. పుణ్యం గొప్పది కదండి, ఉండాలి, అది కూడా ఉండదు, అది చెప్పడం ఇక్కడ. అందుకే తర్వాత వెంటనే సూత్రం ఇతరస్యాప్యేవ మసంశ్లేష పాతేతు అన్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే పాపము కంటే ఇతరమైనది కూడా అంటదు, నశించిపోతుంది. ఈ రెండు మాటలు అంటదు నశించిపోతుందని ఎందుకన్నారంటే తదనంతరం వీడు ఇంకా ఉంటాడు, వాడు జ్ఞానం వచ్చినప్పటికీ జీవన్ముక్తుడై ఉంటాడు కదండి. జీవన్ముక్తుడై ఉన్నప్పుడు కూడా వాడు సంచరించేటప్పుడు ఏవో కర్మలు జరుగుతాయి, వాడు వేటికి అంటాడు, వాడు అప్పుడు కూడా వాడికి ఆ పుణ్యము అంటదు పాపము అంటదు ఉభయ కర్మలు అంటవు. ఇది శాస్త్రం ఉంది, క్షీయంతే చాస్య కర్మ అని తస్మిన్ దృష్టే పరావరే చెప్తున్నది మండకోపనిషత్తు. పరమాత్మ యందు దృష్టి నిలబడిన తర్వాత సర్వకర్మలు క్షీణమైపోతున్నాయి. సర్వకర్మ అంటే పుణ్యపాప ఉభయములు. అదే బృహదారణ్యకమైతే స్పష్టం చేసి ఉభే ఉభై వైషయేతే తరతి అన్నది. బ్రహ్మజ్ఞుడైనటువంటి వాడు సాధకుడు గురించి చెప్తున్నది కాదండి, సిద్ధుడి గురించి. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు వాడికి పాపపుణ్యములు రెండింటి నుంచి అతను తరిస్తాడు అనే విషయం స్పష్టంగా ఉన్నది కదా. అయితే ఇక్కడ ఒకటి, సగుణోపాస నిర్గుణోపాసన అనే విషయం ఇక్కడ. అయితే సగుణాసు తావద్ విద్యాసు విద్యత ఏవ విధానం తాసుచ వాక్యశేషే ఐశ్వర్యప్రాప్తి పాప నివృత్తిశ్చ విద్యావత ఉచ్యతే. సగుణ విద్యలో ఉన్నప్పుడు ఫలంగా ఏం చెప్తుందంటే ఐశ్వర్యప్రాప్తి పాప నివృత్తి అని అక్కడ చెప్తున్నారు. వాడికి ఉత్తమమైన ఐశ్వర్యత్వం అంటే గొప్ప స్థితి లభిస్తున్నది, పాప నివృత్తి జరుగుతుంది. అందుకే వాడు అప్పటికప్పుడు ముక్తినేం పొందట్లేదు, వాడి విషయం కాదు ఇక్కడ చెప్తున్నది. నిర్గుణ బ్రహ్మజ్ఞుడైన జీవన్ముక్తుల విషయమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. మరి సగుణ బ్రహ్మోపాసకుడికో వాడికి ఎలాగో ఐశ్వర్యప్రాప్తి పాప వినాశనం ఉంది. వాడు ఐశ్వర్యముని ఆ సగుణ బ్రహ్మలోకంలో అనుభవించి తదనంతరం క్రమ్ముక్తులు ఎలాగు పొందుతాడు. పాపనాశనం అయితే కానీ అక్కడి దాకా వెళ్ళాడు, కానీ పాపనాశనము ఇక్కడ జరుగుతోంది వాడికి. ఎవరికి? సగుణ బ్రహ్మవాడికి. ఇక వీడి గురించా నిర్గుణాయాంతు విద్యాయాం యద్యపి విధానం నాస్తి, ఇలాంటి విధానం నిర్గుణ విద్యలో లేకపోయినప్పటికీ తథాపి అకర్తాత్మత్వబోధాత్ కర్మప్రదాహ సిద్ధి అన్నారు శంకర భగవత్పాల వారు. ఎంత అందమైన పదం చూడండి, అకర్తాత్మత్వబోధాత్. అకర్తాత్మత్వబోధాత్ అంటే నేను కర్తని అనే భావము వాడికి లేదు గనక అనమాట. ఇది అకర్తాత్మత్వబోధాత్. ఆ స్థితికి వచ్చిన వాడికి నేను కర్తని ఉండదు గనక వాడికి జరుగుతున్న వాటికి అంటాడు. అప్పుడు కర్మ ప్రదాహ సిద్ధి అనే విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పాడు. అయితే ఓహో, వాడు ఎన్ని చేసినా అన్ని నశించిపోతాయి, నశించిపోతాయి, అదే బ్రహ్మజ్ఞానం గొప్పతనం అండి. అందుకే సామాన్యమా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ, అక్కడే చెప్తున్నది కదా భగవద్గీత, జ్ఞానాగ్నితో దగ్ధమైపోయే కర్మలన్నీ అని. మరి అదే మాట ఇక్కడ ఉన్నది కదయ్యా అంటే, ఓహో మరి ఏ కర్మ పోతుందండి? అడిగినవాడేమో మామూలు వాడు కదా, తెలివినవాడు. కర్మలు మూడు రకాలని తెలిసి అతనికి, ప్రారంధము, సంచితము, ఆగామి, అంతే కదా. ఏవి పోతాయంటే అనారబ్ధ కార్యే ఏవతు పూర్వే తదవధేహే, ఇది సూత్రం. అంటే అనారబ్ధ కార్యములు మాత్రమే నశిస్తాయి అన్నాడు ఇక్కడ. అనారబ్ధం ఏంటి అంటే ప్రారంధము కానిది, ప్రారంధము ఆరబ్ధము రెండింటికి ఒకటే అర్థం. అనారబ్ధము అంటే అది కానిది, అంటే సంచితాగాములు మాత్రమే నశిస్తాయని చెప్పడం. ప్రారంధం మాత్రం ఉంటుంది, అది నశించిపోదు అన్నాడు ఇక్కడ. ఎవరికి? బ్రహ్మజ్ఞుడికి. చాలా జాగ్రత్త, బ్రహ్మజ్ఞుడైన వాడికి ఇది. ఎందువల్ల ఆ మాట చెప్పగలిగారు అంటే తదవధేహే, ఈ సూత్రం వల్ల అన్నాడు. ఈ సూత్రంలో తదవధేహే, దీనికి శరీరపాతం అవధిగా చెప్పడం చేత ఇది అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఏ కర్మలు పోతాయి అంటే ప్రారంధం పోదుట, ఎందుకంటే ప్రారంధం భోగతో నశ్యత్. ప్రారంధం భోగించడం వల్ల, అనుభవించడం వల్ల పోవాల్సింది ప్రారంధం. మరి ఏంటి పోతుంది అంటే, మనం ఈ జన్మలోకి కొంతే తెచ్చుకుంటామండి. మనం పోగు చేసుకున్న కర్మలు అనేక జన్మల పరంపరల అవి చాలా ఉన్నాయి ఎక్కడ సూక్ష్మంగా. అవన్నీ డిపాజిట్స్, పెద్ద హెవీ డిపాజిట్, సామాన్యం కాదు అవి. అందులోంచి ఈ జన్మకి విత్డ్రా చేసుకుని తెచ్చుకున్నాం మనం ఇక్కడ. మనం ఇంట్లో బోల్డ్ అకౌంట్ ఇచ్చుకున్నా ప్రయాణానికి వెళ్ళినప్పుడు కొంతే విత్డ్రా చేసుకువెళ్తాం అంతే. ఆ విత్డ్రా చేసుకున్నదే ఆ ప్రయాణం వరకు వాడుకోవాల్సిందే. కనుక ప్రారంధం అంటే ప్రారంభించబడినది అని అర్థం అనమాట. అంటే ఇది వరకు చేసిన దాంట్లోంచి జన్మకు తెచ్చుకున్నది నీకు రిజల్ట్ ఇవ్వడం మొదలెట్టేసింది అప్పటి నుంచే, అది అదే తీసుకుపోతుంది. దీని పేరు ప్రారంధము అని అర్థం. ఇంకా దాగున్నాయి కదా అవి సంచితములు, అంటే తర్వాత ఎన్ని జన్మలు అనేది ఈ జన్మ బట్టి నిర్ణయింపబడవు, ఇదివరకు ఫిక్స్డ్ అవన్నీ కూడా. అవన్నీ అక్కడ దాగున్నాయి, అవి అనుభవించాలి. కానీ బ్రహ్మజ్ఞుడైన వాడికి ఆ సంచితమంతా దగ్ధమైపోతుంది, మరి మిగలదు, మరి వాడికి జన్మలేదు అది. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ఇప్పుడు కొత్తగా చేసుకొచ్చాడే, ఇప్పుడు చేసింది కూడా దగ్ధమైపోతుంది అన్నాడు. ఇకపై చేసింది వాడికి అకర్తృత్వం ఉన్నది కనుక, అకర్తృత్మాత్వ ఆ స్థితిలో ఉన్నాడు కనుక తర్వాత ఎలాగో అంటదు అది అనమాట దీని యొక్క అర్థం. మరి ప్రారంధము ఉండిపోయింది కనుక అది అనుభవించక తప్పదు కనుక వాడు జీవన్ముక్తుడైనా ఇంకా బతుకున్నాడు కొంతవరకు. రమణులు జీవన్ముక్తుడైనా ఎందుకున్నారు? ఏదో ఆరబ్ధ కర్మ లేదా ప్రారంధ కర్మ ఉంది, అది అనుభవించక తప్పదు, అనుభవించేశాడు. ఎక్కడి వరకు? తదవధేహే. అందుకే శరీరపాతం అవధిగా అని ఎందుకు చెప్పారు అంటే, ప్రారంధం అనుభవించాలి గనక జ్ఞానులైనప్పటికీ కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకు మహాత్ములైన వాళ్ళకి కూడా కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, మీకు కూడా ఎందుకు వచ్చేయండి అంటే, వాడు వచ్చినా తొలగించుకోవాలనుకోడు. ఎందుకంటే ఎలాగూ నేను కాని దానికి అది వచ్చింది కనుక దాని పోని అంటాడు. వాడికి బంగారం వేసినా ఒకటే, మురుళ్ళ కిరీటం పెట్టినా ఒకటే. వాడికి తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేయను అతడే సుఖి, పట్టము కట్టే వేళ పట్టి చంపే వేళ అట్టు నిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడివో హరిదాసుడు అంటారు హనుమాచార్యులు. వాళ్ళకి ఏది పట్టదు, ఏది పట్టదు కనుక వాళ్ళు ప్రారంధం అనుభవిస్తున్నా అనుభవించనట్టే అది అర్థం. అది రమణులు క్యాన్సర్ వ్యాధిని ఎందుకయ్యే పట్టుకున్నారు అంటే, ఆయన ఇక్కడికి వచ్చిందని చూస్తూ కూర్చున్నాడు సాక్షిభూతంగా, అది తాను కాలేదు, తాను అనుకోలేదు, అది విషయం. అందుకే వాళ్ళకి ప్రారంధం అయిపోతుంది, ఇది విషయం ఇక్కడ. అందుకే ఇది శరీరపాతావధికరణాత్ క్షేమ ప్రాప్తే అనే విషయం ప్రస్తావన చేస్తే, తర్వాత సూత్రముల యందు మరి అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే పుణ్యం కూడా ఈ విధంగానే పోతున్నదా అని ప్రశ్న వేస్తే ఎంత చక్కగా చెప్పారంటే, నైష దోష అన్నారు ఇక్కడ. అగ్నిహోత్రాది కర్మలు కూడా ఏమవుతున్నాయి అంటే, అగ్నిహోత్రాది కర్మలు అంటే నిత్య కర్మలను ఇక్కడ మనం అర్థం తీసుకుంటే సరిపోతుంది. నిత్యకర్మ సముదాయం అంతా కూడా ఇప్పటికి తత్వజ్ఞానానికి సహకరించేదే అన్నాడు ఇక్కడ. కనుక దాని గురించి మాట్లాడడం కాదు, నిత్యకర్మ తత్వజ్ఞానానికి సహకరించే విషయమే, అది విద్యాహేతువు. కనుక నిత్యకర్మలు ఇక్కడ వర్తించేది కాదు, నిత్యకర్మలు తత్వజ్ఞానం సహకారిగా ఉంటూ సమాప్తం అయిపోతుంటాయి వాటి విషయంలో. అయిపోయింది కదా. మరి మీరే ఇందాక ఒక సూత్రంలో కొంత చెప్తున్న పూర్వపక్ష సామాన్యుడు కాదండి, కొందరి దగ్గర సులభంగా చెప్పవచ్చు, ఎందుకంటే ముందు చెప్పింది మర్చిపోతారు, వెనక చెప్పిన మర్చిపోతారు కనుక బాధలేదు. వీడు చాలా తెలివినవాడు, మీరు వెనక ఓ మాట చెప్పారు గుర్తుందా అన్నట్టు చాలా ఏకాగ్రంగా వింటున్నాడు వాడు పూర్వపక్షి. వాడు మాట అన్నాడు, ఏమైనా మీరు ఒక మాట అన్నారు, వీడు చేసిన కర్మలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే వాడు పిల్లలు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారు అని చెప్పారు కదా మీరు, మరి వాడు అన్నీ పోతున్నాయంటే అది కూడా పోవడంలో ప్రాసెస్సే కదా. ఇక్కడ ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మరి నిత్యకర్మలు కాదు, అక్కడ వరకు చేసిన పోయే అంటే వాడు ఈ చేసిన వాటిలో కొన్ని కామ్యకర్మలు కూడా చేస్తుంటాడు జన్మలో. అది సాధుత్వాత్ సాధువు అని శాస్త్రవిహితమైన ఏవో కొన్ని కర్మలు చేస్తుంటాడు కామ్యముగా. ఆ కామ్యకర్మల యొక్క విశేషములు ఏవైతే ఉంటాయో అవి జ్ఞానోత్పత్తి కారకాలు కావు గనక వాటివే ఇక్కడ వాళ్ళు పంచుకుంటూ ఉంటారని చెప్పడం ఇక్కడ స్వీకరించవలసినది అన్నారు. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ మరొక విషయం, మనకి వేదవిహితమైనటువంటి శాస్త్రకర్మలు నిత్యకర్మలు వీటివి మనం పెంచుకోవాలి తప్ప కామ్యకర్మలు పెంచుకోరాదు అనేది దీనిలో మనకు అంటున్న మరొక అంశం. అయితే వేదవిహితమైన కర్మలు విద్యతో ఉండాలా విద్య లేకుండా ఉండాలా? విద్య అంటే మాత్రం జ్ఞానమే అని అర్థం చేసుకోండి, ఇంకోటి ఏం కాదు. అయితే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు, విద్య లేకుండా చేస్తే ఆ కర్మలకు ఫలితం లేదు, విద్యతో చేస్తేనే ఫలితం ఉంటుంది అని అనడానికి లేదు అన్నాడు ఇక్కడ. యదేవ విద్య ఏతిహి అనే సూత్రంలో చెప్తున్నాడు. ఇది కొంచెం పట్టుకోవాల్సిందే, ఎందుకంటే నిన్నటి వరకు మనం జ్ఞాన సహకారి కర్మ అన్నాం కదా, ఆ కర్మ విద్యతో కలిసింది, విద్యతో కలిగింది రెండు రకాలు ఉన్నాయని ఛాందోగ్యంలో మంత్రం ఉన్నది. తేనే భో కురుతో యశ్చైత దేవం వేద యశ్చ నవేద. వేద నవేద, వేద అంటే తెలిసి చేయుట తెలియ చేయుట. తెలిసి చేయుట అంటే కర్మ ఎలా చేయాలో తెలిసి చేయడం అని కాదు. ఇక్కడ తెలిసి అంటే బ్రహ్మచింతనతో బ్రహ్మము యందు దృష్టి పెట్టి తరించాలనే తపనతో కూడినటువంటి కర్మ. అదేమి తెలియకుండా చేసే కర్మ, వాటి గురించి లేని కర్మ అది. ఇది ఇక్కడ చెప్తున్నా. కనుకనే బ్రహ్మ విద్యకు సహకరిస్తాయి కదా నిత్యకర్మలు చేసేటప్పుడు మనకి ఆ జ్ఞానముతో కూడి చేసినవి జ్ఞానము లేకుండా చేసినవి ఉంటాయి సత్కర్మలు కూడా. అందులో ఏది గొప్పది అంటే జ్ఞానముతో కూడి చేసినటువంటి వాటికి శక్తి ఎక్కువ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఇత్యాది వచనేభ్యో విద్యా సంయుక్తమస్తి కేవలం అప్యస్తి. విద్యతో కలిసిన కర్మ ఉంది, విద్యతో కలిగిన కర్మ ఉన్నది, కానీ విద్యతో కలిసిన కర్మకే బలం ఎక్కువ అవుతుంది. యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఛాందోగ్యోపనిషత్తున సూత్రం చెప్పారు. కానీ విద్యయా కరోతి అంటే విద్యతో కూడి శ్రద్ధతో యోగముతో చేసినటువంటి కర్మం ఏదైతే ఉన్నదో అది వీర్యవత్తరం మరింత శక్తివంతమవుతుంది అన్నారు. మరింత శక్తివంతమవుతుంది అంటే విద్య లేకుండా చేసింది శక్తివంతమవుతుంది అని అర్థం, కానీ పనికిరాంది కాదు అది. అది శక్తివంతమే, జ్ఞానము లేకుండా చేసినటువంటి కర్మ కూడా శక్తివంతమే, కానీ విద్యతో కలిసి చేసినటువంటి కర్మ వీర్యవత్తరం శక్తివంతమవుతుంది. అప్పుడేమవుతుంది? శీఘ్రంగా ఫలమిచ్చే అవకాశం ఉంటుంది. కానీ విద్యాయుక్తుడై కర్మ చేయడమే ముఖ్యమైన విషయం. అందుకే యోగయుక్త సమాచార అని చెప్పడంలో మాట ఇది. యోగయుక్తుడివై ఆచరించి, ఎవరు చెప్పారు ఈ మాట? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఇదే విషయం ఇక్కడ. కనుకనే ఆరబ్ధ కర్మ ఎలా ఉంటుందయ్యా, ప్రారబ్ధ కర్మ మిగిలింటే భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే. ఆరబ్ధలేని పుణ్యపాపాలు అనుభవించడం ద్వారా క్షయించేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు, కర్మ మిగులుంటుంది ప్రారబ్ధం అని అన్నారే, అది జన్మాంతరాలకు తీసుకుపోతుందా? లేదు అని చెప్పాడు. బ్రహ్మజ్ఞుడైన వాడికి మరొక జన్మ లేదు, ఎందుకంటే సంచితాదులు ధ్వంసమైపోయే ప్రారబ్ధం అనుభవంతో అయిపోయింది. కనుకనే వాడు దేహపతనం అయిన వెంటనే మోక్షం పొందిపోతాడు వాడు ఇక్కడ అనే విషయాన్ని వివరించారు. ఇంతవరకు మనం సాధనకపరమైన అంశాలు చెప్పుకుంటూనే ఫలం దాకా వచ్చేసాం. గట్టిగా మాట్లాడితే ఫలం కూడా వచ్చినట్టే. ఇప్పుడు మనం సంపూర్ణంగా ఈ క్రమముక్తి పొందేవాడు ఎలా వెళ్తాడు, ఈ నిర్గుణ బ్రహ్మ విద్యవాడు ఎలా వెళ్తాడు, అందులో జీవన్ముక్తి ఏమిటి, విదేహముక్తి ఏంటి, ఈ విషయములు మనం చెప్పుకోవడానికి మళ్ళీ రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు స్వస్తి.